అథర్వణ వేదాంతర్గత 23 త్రిపుర తాపిన్యుపనిషత్, త్రిపుర తాపిని మహోపనిషత్, శ్లోక తాత్పర్య పుష్పం, త్రిపుర తాపని విద్యావేద్య చిచ్ఛక్తి విగ్రహం. వస్తుతశ్చిన్మాత్ర రూపం పరం తత్వం భజామ్యహం. ప్రథమోపనిషత్ శ్లోక్. త్రిపుర తాపిని విద్య వేద్య చిచ్ఛక్తి విగ్రహం. వస్తుతః చిన్మాత్ర రూపం పరం తత్వం భజామ్యహం. చిత్శక్తి స్వరూపము తెలియజేయు త్రిపురా తాపిని విద్యను ఆశ్రయిస్తున్నాను. వస్తుతః చిన్మాత్రమే అయినట్టి పరతత్వమును భజించుచున్నాను. హరేహ ఓం అథేతస్మిన్నంతరే భగవాన్ ప్రాజాపత్యం వైష్ణవం విలేకారణం రూపమాశ్రిత్య. 1. ఓం. అథ ఏతస్మిన్ అంతరే భగవాన్ ప్రజాపత్యం వైష్ణవం విలేకారణం రూపం ఆశ్రిత్య. ఓంకారార్థమగు పరమాత్మకు నమస్కరిస్తూ, సమస్తము తన చిత్ ఎరుక తేజస్సునందు వెలిగించువాడగు భగవానుడు సమస్తమునకు అంతర్యామిగా ఆశ్రయించి ఉంటున్నారు. 1. ప్రజాపత్యమును సృష్టికర్తృత్వము. 2. వైష్ణవము సృష్టి కొనసాగటానికి పరిపోషణ పరిరక్షణ ప్రదర్శనమును మరల. 3. ఉపసంహారములగు విలే కారణమును ఆశ్రయిస్తూ ఉన్నారు. త్రిపురాభిధ భగవతిత్యేవమాదిశక్త్య భూద్భువః స్వస్త్రీణి స్వర్గభూపతాళాని త్రిపురాణి హరమాయత్మకేన హీంకారేణ హృల్లేఖాఖ్య. భగవతి త్రికుటావసానే నిలయే విలయే ధామ్ని మహసా ఘోరేణ ప్రాప్నోతి. త్రిపుర అభిధ భగవతి ఇతి ఏవం ఆదిశక్త్య భూద్భువః స్వః. భగవానుని ఆదిశక్తి రూపమే వెలిగించు రూపమే భగవతి. అట్టి భగవానుని సంకల్ప భావనా రూపి అగు భగవతీ భూ భువ సువర్లోకములను తన శక్తి ప్రదర్శనములు కలిగి ఉంటుంది. త్రీణి స్వర్గ భూ పాతాళాని త్రిపురాణి హర మాయాత్మకేన హ్రీంకారేణ హృల్లేఖాఖ్య హృత్లేఖాఖ్య. భగవతీ త్రికుట అవసానే నిలయే విలే ధామ్ని మహసా ఘోరేణ వ్యాప్నోతి. మాయాత్మకమైన హ్రీంకారముచే హృల్లేఖ హృత్లేఖ బిరుదాంకితాగు ఆ భగవతీ త్రికుట శిఖరముపై నుండి ఆవల నుండి స్వర్గభూ పాతాళములు అనే త్రిపురములను ఆక్రమించి విలయము చేస్తూ ధామమునందు గొప్ప ఘోరమైన ఘనీభూతమైన తేజస్సుచే వ్యాపించియున్నది. సైవేయం భగవతీ త్రిపురేతి వ్యాపఠ్యతే. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 2. స ఏవ ఇయం భగవతీ త్రిపుర ఇతి వ్యాపఠ్యతే తత్సవితుర్వరేణ్యం. 1. భర్గోదేవస్య ధీమహి. 2. ధియో యో నః ప్రచోదయాత్. 3. ఆ భగవతీయే త్రిపురగా పఠించబడుచున్నది చెప్పబడుచున్నది. త్రిపద గాయత్రి. 1. తత్సవితుః వరేణ్యం. వేదోపనిషత్తులచే స్తుతించబడు ఉనికి ఎరుక రూపమగు సవితృదేవతకు నమస్కారము. 2. సమస్తమును ఎరుకచే వెలిగించు భార్గోదేవుని ధీ బుద్ధి మహిమను ఉపాసించుచున్నాము. 3. అట్టి వరేణ్యుడగు తత్సవిత్ స్వరూప భార్గోదేవుడు మా యొక్క బుద్ధిని ఆత్మజ్ఞాన స్వానుభవ మార్గముగా ప్రచోదితము చేయునుగాక. ఇతి త్రిపదా గాయత్రి. పరో రజసే సావదోం జాతవేదసే సునవామ సోమమరతీయతో నిదహాతీ వేద సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యజ్ఞః. పరోరజసే సావత్ ఓం జాతవేదసే సునవామ సోమం అరాతి యతో నిదహాతి వేదః సనః పరుషత్ అతి దుర్గాణి విశ్వా నావైవ సింధుం దురితాత్యజ్ఞః దురితాతి అజ్ఞః. పై త్రిపాదములకు ఆవల నాలుగవ పాదము అట్టి నాలుగవ పాదము పరోరజసే సావత్ ఓంకార రూపమై విలసిల్లుచున్నది. ఓ జాతవేద అగ్నిదేవ, మేము సోమలత నుండి సోమరసమును తీసి ఇదిగో మీకు సమర్పిస్తున్నాము. ఓ అగ్ని భగవాన్, మేము పరమాత్మను ఎరుగుటలో దుర్గమములను తారసపడే అడ్డంకులను కరుణామూర్తులై తొలగించండి. సముద్రంలో మునుగువానికి నావ లభిస్తే దానిని ఎక్కి ఒడ్డుకు చేరునట్లుగా మమ్ములను మీరే నావా ఈ సంసార దోషముల నుండి కాపాడండి. సర్వదురితములను మీ తేజస్సుచే భస్మము చేయండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధన న్మృత్యోర్ముక్షీయ మామూతాత్. ఓం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్కమివ బంధనాత్ మృత్యోహ ముక్షీయ మామూతాత్. మా అమృతాత్ ఉత్తమ గంధములకు పాజిటివ్ టెండెన్సీస్ పుష్టిని వర్ధనము డెవలప్ చేయుటకు త్రిపురముల జాగ్రత్ స్వప్న సుషుప్తుల లయకారుడగు త్ర్యంబకుడగు పరమశివుని ఉపాసిస్తున్నాము పూజిస్తున్నాము. దోసపండు దోసతీగ తొడిమ నుండి విడివడదీయు విధంగా మమ్ము మృత్యువు నుండి విడదీసి వేయండి. అమృతము నుండి విడివడనీయకుండా అనుగ్రహించండి. శతాక్షరి పరమా విద్యాత్రయమయీ సాష్టాన త్రిపుర పరమేశ్వరి శతాక్షరి పరమా విద్యాత్రయమయీ సాష్టాన త్రిపుర పరమేశ్వరి. ఆ భగవతీదేవి యొక్క విశేషణములు శతాక్షరి పూర్ణము అక్షరము పరమా విద్యా పరమగు ఈ సమస్తమునకు ఆవలిదగు పరతత్వము లేక ఆత్మగురించిన విద్యా స్వరూపిణి. త్రయమయీ ముజ్జగములు తానే అయి ఉన్నది. స అష్టాన పంచభూత మనోబుద్ధి చిత్తములనే అష్టవిధి ప్రకృతితో కూడి ఉన్నది. త్రిపుర జాగ్రత్ స్వప్న సుషుప్తులు త్రిలోకములు త్రికాలములు తాను సంచరిస్తూ వినోదిస్తున్న దేవి పరమేశ్వరి ఆవల స్వరూపిణి అయి సమస్తముగా విస్తరించియున్న స్వరూపిణి. ఆద్యాని చత్వారి పదాని పరబ్రహ్మ వికాసిని, ద్వితీయాని శక్త్యాఖ్యాని, తృతీయాని శైవాని, తత్ర లోకా వేదాః శాస్త్రాణి పురాణాని ధర్మాణి వై చికిత్సితాని జ్యోతింషి శివశక్తియోగాదిత్యేవం ఘటనా వ్యాపఠ్యతే. ఆద్యాని చత్వారి పదాని పరబ్రహ్మ వికాసిని, ద్వితీయాని శక్త్య ఆఖ్యాని, తృతీయాని శైవాని, తత్రలోకా వేదాః శాస్త్రాణి పురాణాని ధర్మాణి వై చికిత్సితాని జ్యోతింషి శివశక్తి యోగాత్ ఇతి ఏవం ఘటనా వ్యాపఠ్యతే. పరబ్రహ్మము యొక్క వికాస వికసించిన స్వరూపమగు ఆ దేవి. మొదటగా జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములనే లేక మనో బుద్ధి చిత్త అహంకారములనే నాలుగు పదములు తనవైనట్టి దేవి. రెండవ విశేషముగా శక్తి స్వరూపిణి అయి ఉన్నట్టిది. మూడవదిగా అశివ కేవల స్వరూపిణి ప్రతిజీవుని నిజస్వరూపము. ఆ దేవి తత్వము గురించి చెప్పటానికే చతుర్వేదములు సహితులు మొదలైన వాటి రూపంగా వేదాంత శాస్త్రములు ధర్మశాస్త్రములు ఇవన్నీ ఎలుగెత్తి గానం చేయటానికే ఏర్పడి ఉన్నాయి. అవి అనాత్మభావనకు చికిత్సా విధానము వంటివి. జ్యోతి స్వరూపము శివశక్తి యోగము మొదలైన పాఠ్యాంశములుగా ఘటనా విశేషముల ద్వారా ఉపాసించబడేది ఆ దేవితత్వమే. అథైతస్య పరం గహ్వరం వ్యాఖ్యాస్యామో మహామనసముద్భవం తదితి బ్రహ్మ శాశ్వతం పరో భగవాన్ నిర్లక్షణో నిరంజనో నిరుపాధిరాధరహితో దేవః. అథ ఏతస్య పరం గహ్వరం వ్యాఖ్యాస్యామో మహామను సముద్భవం తత్ ఇతి బ్రహ్మ శాశ్వతం పరో భగవాన్ నిర్లక్షణో నిరంజనో నిరుపాధాః ఆధిరహితో దేవః. అట్టి పరమేశ్వర పరమేశ్వరి తాత్విక రహస్యము గురించి ఇప్పుడు కొన్ని విశేషములు చెప్పుకుంటున్నాము, వివరించుకుంటున్నాము, వ్యాఖ్యానించుకుంటున్నాము. ఈ జగత్ వ్యవహారమంతా ఆ పరమాత్మ యొక్క మహామనస్సు నుండే సంభవిస్తోంది. శాశ్వతమగు పరబ్రహ్మమే ఆ దేవదేవి రూపము. ఆ దేవీ రూపము సమస్తమునకు ఆవలిది కనుక పరము. సమస్తమును చిత్ ఎరుక చే వెలిగించువాడు కనుక భగవాన్. భగవత్ స్వరూపము సమస్త లక్షణములు ఆ పరమాత్మవే అయికుడా. ఆ దేవి సర్వలక్షణ విలక్షణ లక్షణరహిత ఎట్టి దోషములచే స్పృశించబడనిది. ఉపాధులన్నీ తనచేతనే కదల్చబడుచుకూడా ఆ త్రిపురాదేవి ఉపాధికి ఆవలిది. ఉపాధిరహితమైనది అధి మానసిక రుగ్మత లేనట్టిది. సమస్త దేవతా స్వరూపిణి ఉన్నీలతే పశ్యతి వికాసతే చైతన్యభావం కామేత ఇతి. స ఏకో దేవః శివరూపి దృశ్యత్వేన వికాసతే యతిషు యజ్ఞేషు యోగిషు కామేతే కామం జాయతే స ఏష నిరంజనకామత్వేనో జరుంభతే. మూడు ఉన్మీలతే పశ్యతి వికాసతే చైతన్యభావం కామేత ఇతి. స ఏకో దేవః శివరూపి దృశ్యత్వేన వికాసతే యతిషు యజ్ఞేషు యోగిషు కామేతే కామం జాయతే స ఏవ నిరంజనో అకామత్వేనో జృంభతే. ఆ కేవలానంద ఆత్మస్వరూపిణి అగు దేవదేవి కనులు తెరిచి చూడటం ఆరంభించి చైతన్యభావము వికసింపజేసుకుని దృశ్యము ఆస్వాదిస్తాను అనే కామమును విస్ ను ఆశ్రయిస్తోంది. సర్వదా ఏక శివ ఆనంద రూపిణి అయి ఉండి కూడా ప్రయత్నపూర్వకంగా అనేక రూపములుగా వికాసము పొందుచున్నది. యోగులు దేవతల యజ్ఞ కార్యములయందు ఇష్టములను కోరుకుంటారు. అక్కడ నుండి దృశ్య సంబంధమైన కోరికలు కోరబడుచున్నాయి. అయితే ఆ దేవి సర్వాంతర్యామి, జగత్ కల్పన నిర్వర్తిస్తూ కూడా సర్వదా నిరంజన నిర్మల దోషరహిత అకామ అయ్యే తన కామత్వ అంశం నుండి జగత్తులుగా విజృంభిస్తోంది. అకచట తపయ సాంసరుజతయే తస్మాది స్వరః కామోభిధీయతే తత్పరిభాషయా కామః కకారం వ్యాప్నోతి కామ ఏవేదం తత్తదితి కకారో గృహ్యతే భస్మాత్ తత్పదార్థా ఇతి య ఏవం వేద అకచట తపయసాన్ సృజతే తస్మాత్ ఈశ్వరః కామో అభిధీయతే తత్పరిభాషయా కామః కకారం వ్యాప్నోతి కామ ఏవ ఇదం తత్తత్ ఇతి కకారో గృహ్యతే తస్మాత్ తత్పదార్థా ఇతి య ఏవం వేద అకచట తపయసస్సుతో ఇదంతా సృష్టిస్తోంది. ఆ తనంతట తానుగా క స్వత్ అర్థము చ ఇంకా కూడా భావాత్మకంగా త తత్స్వరూపి అయి ప వసించుచున్న దేవి తన తేజస్సుతో ఇదంతా సృజించుచున్నది. అందుచే ఈ దృశ్యజగత్తు ఈశ్వరుని కామేశ్వరుని కామ ప్రదర్శనగా చెప్పబడుతోంది. ఈ సర్వము కాముడే ప్రెజెంటేషన్ ఆఫ్ వన్స్ ఓన్ డిజైర్ అనటానికే కకారముగా అదియే విస్తారమవుతోంది. ఇదంతా ఈ దృశ్య జగత్తు ఇదం తత్తత్ కామయవయే కకారముగా చెప్పబడేది. అందుచేత ఇదంతా ఆత్మ యొక్క కామమే కాబట్టి ఆత్మయే అయి ఉన్నది అని తెలియబడుగాక. సవితుర్వరేణ్యమితి షూం ప్రాణిప్రసవే సవిత ప్రాణినః సూతే ప్రసూతే శక్తిం సవితుః వరేణ్యం ఇతి షూం ప్రాణి ప్రసవే సవిత ప్రాణినః సూతే ప్రసూతే శక్తిం సూతే త్రిపురా శక్త్యః సవితుః వరేణ్యం సత్ విత్ ఉనికి ఎరుక గ ఆత్మపురుషుడు వరేణ్యుడు షూన్ ప్రసవము సవిత ప్రాణులను కనుచున్నాడు. ప్రసూతే శక్తి శక్తితో నిర్వర్తించునది. త్రిపురా శక్తియే ఈ సమస్తమునకు సూతము ప్రసవము ప్లస్ ఆఫ్ బర్త్ కన్నతల్లి. సూతే త్రిపురా శక్తిరాధ్యేయం త్రిపుర పరమేశ్వరి మహాకుండలిని దేవి. జాతవేదసమండలం యోధితే సర్వం వ్యాప్యతే త్రికోణశక్తిరేకారేణ మహాభాగేన ప్రసూతే తస్మాదేకార ఏవ గృహ్యతే వరేణ్యం శ్రేష్టం భజనీయమక్షరం నమస్కార్యం తస్మాద్వరేణ్యమేకారాక్షరం గృహ్యత ఇతి య ఏవం వేద. ఆద్య ఇయం త్రిపురా పరమేశ్వరి మహాకుండలిని దేవి జాతవేదస మండలం యో అధితే సర్వం వ్యాప్యతే త్రికోణ శక్త్యః ఏకారేణ మహాభాగేన ప్రసూతే తస్మాత్ ఏకార ఏవ గృహ్యతే వరేణ్యం శ్రేష్టం భజనీయం అక్షరం నమస్కార్యం తస్మాత్ వరేణ్యం ఏక అక్షరం గృహ్యతైతి య ఏవం వేద. ఎవ్వడైతే ఇప్పుడే ఇక్కడే త్రిపురాశక్తి త్రిపురా పరమేశ్వరి మహాకుండలిని దేవి జాతవేద మండల అగ్ని లోకేశ్వరి దేవిని జాగ్రత్ స్వప్న సుషుప్తులు కల్పనలుగా సంచారస్థానములుగా ఎవడు ఉపాసిస్తాడో అట్టివాడు తానే ఆత్మభావనాసిద్ధుడు కాగలడు. త్రిస్థానములలో సర్వవ్యాపకుడు త్రికోణ జాగ్రత్ స్వప్న సుషుప్తిల మరియు ద్రష్టార్దర్శన తుదృశ్యముల ఏకారణమును ఏకత్వమును పొందగలడు. వరేణ్యము ఆనగా శ్రేష్టమైనదిగా భజనీయమైనది అక్షరమైనది నమస్కరించతగనది ఉపాసించతగనది. ఏకము అక్షరము యూనిటీ ఆన్ చెంజ్లేస్ అగునదే పరబ్రహ్మమే వరేణ్యము. ఇది తెలుసుకున్నవాడు ఏకము అక్షరముగా స్వస్వరూపము గాంచగలడు. భర్గో దేవస్య ధీమహిత్యేవం వ్యాఖ్యాస్యామః. ధకారో ధారణ ధియేవ ధార్యతే నాలుగు భర్గో దేవస్య ధీమహి ఇతి ఏవం వ్యాఖ్యాస్యామః. ధకారో ధారణ ధియేవ ధార్యతే ఇప్పుడిక భర్గో దేవస్య ధీమహి అను దాని గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము. ధారణ ధీ బుద్ధి ధియేవ ధార్యతే బుద్ధిచేతనే ధారణ చేయబడుతోంది. భగవాన్ పరమేశ్వర భర్గో దేవో మధ్యవర్తి తురియమక్షరం సాక్షాత్తురియం భగవాన్ పరమేశ్వరో భర్గోదేవః మధ్యవర్తి తురియం అక్షరగ్ సాక్షాత్ తురియగ్. భర్గోదేవః సర్వమును వెలిగించువాడు కాబట్టి భగవంతుడు వన్ హూ ఎన్లైటన్స్ ఓల్. ఈ జగదనుభవమునకు ఆవలివాడు పరం అయి అనుభవమంతా తానేగా విస్తరించి ఉన్నవాడు ఈశ్వరుడు కనుక పరమేశ్వరుడు ఓల్ బియాండ్ వైల్ ఎక్స్టెండింగ్ ఆస్ ఓల్. కేవలజ్ఞాన దివ్యస్వరూపుడు కాబట్టి భర్గోదేవుడు అబ్సల్యూట్ నోయర్ అండ్ ఈజ్ డివైన్ బై హిమ్సెల్ఫ్. సమస్త జీవుల హృదయాంతరంగుడు కనుక మధ్యవర్తి. జీవాత్మ పరమాత్మ స్వరూపములుగా వర్తించువాడు కనుక మధ్యవర్తి. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవై ఆ మూడు తన యొక్క విహార స్థలములుగా కలవాడు కనుక తురియుడు. మార్పు చేర్పులచే స్పృశించబడడు కనుక అక్షరుడు. తురియమునకు కూడా సాక్షి కాబట్టి సాక్షాత్ తురియుడు. ఈ సమస్తము తానే అయినవాడు కనుక సర్వగుడు. సర్వం సర్వాంతర్భూతం. తురియాక్షరమికారం సర్వాంతరభూతం. తురియ అక్షరం ఈకారం. సర్వాంతర్యామి త్రి అవస్థలకు సాక్షి తురియుడు అక్షరుడు ఈకారుడు ధ ఈధి పదానాం మధ్యవర్తిత్యేవం వ్యాఖ్యాతం భర్గోరూపం వ్యాచక్షతే. పదానా మధ్యవర్తి ఇతి ఏవం వ్యాఖ్యాతం భర్గోరూపం రూపం వ్యాచక్షతే. జీవత్ ఈశ్వర పర కేవల పదములకు మధ్యవర్తి మధ్యగా వర్తించువాడు. అందుచేత భర్గోరూపుడు భర్గోదేవుడు అని వ్యాఖ్యానించబడుచున్నాడు. తస్మాత్ భర్గోదేవస్య ధీమహిత్యేవమికారాక్షరం గృహ్యతే. తస్మాత్ భర్గోదేవస్య ధీమహి ఇతి ఏవం ఈకారాక్షరం గృహ్యతే. ఇంకా కూడా ఆత్మస్వరూపిణి అగు త్రిపురేశ్వరి గురించి. అందుచేత భర్గోదేవస్యం ధీమహి అను వాక్యము యొక్క సంజ్ఞార్థము ఈకారాక్షరముగా గ్రహించబడుతోంది. మహిత్యస్య వ్యాఖ్యానం మహత్వం జడత్వం కాఠిన్యం విద్యతే యస్మిన్నక్షతేరే తన్మహి మహి ఇతి అస్య వ్యాఖ్యానం. మహత్వం జడత్వం కాఠిన్యం విద్యతే యస్మిన్ అక్షరే అతత్ మహి. ఇప్పుడు మహి అను శబ్దము యొక్క ఉద్దేశ్యమును అంతరార్థమును వ్యాఖ్యానించుకుంటున్నాము. ఏ అక్షరము స్వస్వరూపము యొక్క సర్వాత్మత్వము సూచిస్తోంది అది మహత్ లేక మహత్వము. స్పందనకు సాక్షి అయి తరంగమునకు అంతరమైన జలము వలె సర్వదా నిశ్చలమవటముచేత జడత్వము. మహాశలవలే సుస్థిరము కాబట్టి కాఠిన్యము. క్షరము లేనిది కనుక అక్షరము. ఈ విధంగా మహి అనునది వ్యాఖ్యానముగా వివరించబడుతోంది. లకారః పరం ధామ కాఠిన్యాఢ్యం ససాగరం సపర్వతం ససప్తద్వీపం సకాననముజ్వలద్రూపం మండలమేవోక్తం లకారేణ పృథ్వీ దేవీ మహిత్యనేన వ్యాచక్షతే. లకారః పరం ధామ కాఠిన్య ఆఢ్యం ససాగరం సపర్వతం ససప్తద్వీపం సకాననం ఉజ్వలద్రూపం మండలం ఏవ ఉక్తం లకారేణ పృథ్వీ దేవీ మహిత్యనేన వ్యాచక్షతే. ఇంకా కూడా ధీమహిలోని మహి గురించి సూక్ష్మార్థంగా లక్ష్మి లలిత శుక్ల అను శబ్దములలోని లకారము పరంధామము ద ఫైనెస్ట్ స్టెట్ యొక్క సూచన. కాఠిన్యార్థంగా ససాగరము సముద్రము వలె యథాతథము సపర్వతము పర్వతము వలె నిశ్చలము. ససప్తద్వీపము పంచభూత బాహ్య అభ్యంతర సమన్వితము. సైకాననము ఏకముఖ రూపము అనేకంగా కనిపిస్తూ ఏకమే అయి ఉన్నట్టిది. నవనవానుభవము కాబట్టి ఉజ్వల ఉజ్వల ఏవర్ బ్లోసమిన్ రూపమండలము పృథివీదేవిగా విభవము ఇదంతా మహి అనబడుతోంది. ధియో యో నః ప్రచోదయాత్ పరమాత్మ సదాశివ ఆదిభూతః పరః స్థానుభూతేన లకారేణ జ్యోతిర్లింగమాత్మానం ధియో బుద్ధయః పరే వస్తుని ధ్యానేచ్ఛారహితం నిర్వికల్పకే. ఐదు ధియో యో నః ప్రచోదయాత్ పరమాత్మ సదాశివ ఆదిభూతః పరః స్థానుభూతేన లకారేణ జ్యోతిర్లింగం ఆత్మానం ధియో బుద్ధయః పరే వస్తుని ధ్యాన ఇచ్ఛారహితే నిర్వికల్పకే. ధియో యో నః ప్రచోదయాత్ గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము. ఆ త్రిపురేశ్వరియే లేక త్రిపురాసుర సంహారుడు అగుస్వామియే సమస్తమునకు పరమే ఆవలగా గల ఆత్మేశ్వరుడు కాబట్టి పరమాత్మ. జీవాత్మగా జగద్దృష్టికి కనిపిస్తూకూడా సర్వదా సదాశివుడే. సమస్త జీవాత్మలకు పంచభూతములకు మునుముందువాడు కాబట్టి ఆదిభూతుడు. ఆయన లకారణుడై లయమై నట్టి పరస్వరూపుడైన స్థానువు. జ్యోతిర్లింగ తేజోసూక్ష్మ స్వరూపుడు. ఆత్మేందు బుద్ధి ప్రకాశవంతుడు కనుక ఆత్మానం ధియో బుద్ధాయః. పరస్వరూపుడు వస్తు పరిమితములందు ధ్యాన ఇచ్ఛలు లేనట్టివాడు, నిర్వికల్పుడు, ప్రచోదయాత్ ప్రేరేదిత్యుచ్చారణరహితం చేతసైవ చింతయిత్వా భావయేదితి. ప్రచోదయాత్ ప్రేరేయేత్ ఇతి ఉచ్ఛాస్వరరహితం చేతస ఏవ చింతయిత్వా భావయేత్ ఇతి. ప్రచోదయాత్ ప్రేరేపించునుగాక. ఈ శబ్దము పెద్ద గొంతుకతో కాకుండా ఉచ్ఛస్వరరహితం బుద్ధి చేతస్సు లో చింతన చేస్తూ మనస్సుతో భావన చేయాలి. పరో రజసే సావదోమితి తదవసానే పరం జ్యోతిర్మలం హృది దైవతం చైతన్యం చిల్లింగం హృదయగర్వాసిని హృల్లేఖేత్యాదినా స్పష్టం వాభవకుటం పంచాక్షరం పంచభూతజనకం పంచకలామయం వ్యాపఠ్యత ఇతి. యా ఏవం వేద పరో రజసే సావత్ ఓం ఇతి. తత్ అవసానే పరం జ్యోతియః అమలం హృది దైవతం చైతన్యం చిల్లింగం హృదయాగారవాసిని హృల్లేఖే ఇతి ఆదినా స్పష్టం వాగ్భవకుటం పంచాక్షరం పంచభూత జనకం పంచకలామయం వ్యాపఠ్యతా ఇతి. య ఏవం వేద రజస్సుకు పరమై ఏర్పడి ఉన్న రూపము ఓంకారార్థము సమస్తమునకు ఆవల తత్స్వరూపమైనది పరంజ్యోతి స్వరూపము నిర్మలము సమస్త జీవుల హృదయములలో దివ్య స్వరూపుడై వెలుగొందువాడు చైతన్యమూర్తి చిత్స్వరూపముగా హృదయములలో నివాసము కలవాడు అంతరహృదయుడు హృల్లేఖగా హృదయములో సుస్పష్టమగువాడు ఆయా రూప అవగాహన భావనలచే ఉపాసన ఫలముగా లభించువాడు స్పష్టమగువాడు వాక్కు జనించు స్థానమగు కూటస్థుడు పంచాక్షరుడు దృశ్యద్రష్ట జీవాత్మేశ్వరపర అను ఐదు అక్షరస్వరూపము తనదైనవాడు. ఈ భూద్ జల అగ్ని వాయు ఆకాశ పంచభూతములకు జనన స్థానమైనవాడు పంచకల స్వరూపుడు పంచకలామయుడు. ఆ విధంగా త్రిపురాసుర సంహారిణీ లైకారాన్ని ఉపాసిస్తున్నాము. అథతు పరం కామకలాభూతం కామకూటమాహో తత్సవితుర్వరేణ్య మిథ్యాదిద్వాత్రింశదక్షరీం పఠిత్వా తదితి పరమాత్మా సదాశివోకసరం విమలం నిరుపాధితాదాత్మ్య ప్రతిపాదనేన హకారాక్షరం శివరూపం నిరక్షరమక్షరం వ్యాలిఖ్యత ఇతి. అథతు పరం కామకళాభూతం కామకుటం ఆహోహ తత్సవితుః వరేణ్యం ఇత్యాదిద్వాత్రింశత్ ముప్పై రెండు అక్షరీం పఠిత్వా తత్ ఇతి పరమాత్మా సదాశివో అక్షరం విమలం నిరుపాధి తదాత్మ్య ప్రతిపాదనేన హకార అక్షరం శివరూపం నిరక్షరం అక్షరం వ్యాలిఖ్యత ఇతి. ఈ విశ్వము జగద్దృశ్యము అంతాకుడా పరతత్వము యొక్క కామకళభూతము లేక కామకూటమే అనబడుచున్నది. తత్సవితుః వరేణ్యం ఇత్యాది ముప్పై రెండు అక్షరముల మంత్రమును పఠిస్తూ తత్ అనగా ఇది అని ధ్యానము ధ్యాసలతో నిర్వర్తించాలి. తత్పరమాత్మ సదాశివము అక్షరము విమలము నిరుపాధికముతో తాదాత్మ్యము ప్రతిపాదన కలిగి ఉండాలి. శివరూపము హకారాక్షరము శివుడు సమష్ఠి రూపమైన నేను అట్టి తత్ శివతత్వమును నిరక్షరముగాను అఖండాత్మమేవాహం భావనగాను అక్షరపూర్వకంగాను ఓం హృదయ ఫలకముపై లిఖించి ఉపాసించాలి. తత్పరగవ్యావృత్తిమాదాయ శక్తిం దశేతి తత్సవితురితి పూర్వేణాధ్వనా సూర్యాధుశ్చంద్రికాం వ్యాలిఖ్య మూలాది బ్రహ్మరంధ్రగం సాక్షరమద్వితీయమాచక్షత తత్పరాగ వ్యావృత్తిం ఆదాయ శక్తిం దశేతి తత్సవితుః తత్సవితుః ఇతి. పూర్వేణాధ్వనా సూర్య అధః చంద్రికాం వ్యాలిఖ్య మూలాది బ్రహ్మరంధ్రగం సా అక్షరం అద్వితీయం ఆచక్షత ఇతి ఆహ. తత్నుండి బయలుదేరు పరాగ వ్యావృత్తి ఎక్స్టెండెడ్ ఫోర్మ్ ను స్వీకరించి కేవలము నుండి బయల్వెడలుచున్న బాహ్య విశేషమును గమనిస్తూ తత్సవితుః మంత్రమును పలకాలి. పూర్వ సూర్యోదయ వైపు అగుతూర్పు మార్గంగా సూర్యుని అద్దాని క్రిందగా చంద్రికను లిఖించాలి. ఇదంతా పరమాత్మకు అన్యము కాదు అను అద్వితీయమును సాక్షర మహదర్థంగా మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు మూలాధారము స్వాధిష్ఠానము మణిపూరకము అనాహతము ఈ విశుద్ధము ఆజ్ఞాత్ బ్రహ్మరంధ్రము వరకు కేవలమగు అహంబ్రహ్మ తత్వమును భావించాలి, ఉద్దేశించాలి. ఇత్యాహ భగవంతం దేవం శివసత్యాత్మకమేవోదితం శివోయం పరమం దేవం శక్తిరేషాతు జీవజ్జ సూర్యాచంద్రమసోర్యోగాధ్వంసస్తతపదముచ్యతే. 1 తస్మాదుజ్జరుంభతే కామః కామాత్ కామః పరః శివః. 6 భగవంతం దేవం శివసత్యాత్మికం ఏవ ఉదితం శివోయం పరమం దేవం శక్తేః ఏషాతు జీవజ సూర్యాచంద్రమసో యోగాత్ హంసః తత్పదం ఉచ్యతే తస్మాత్ ఉజృంభతే విజృంభతే కామః కామాత్ కామః పరః శివః. కేవలుడు ఆదిస్వరూపుడు నిర్విషయుడు అవటంచేత దివ్యస్వరూపుడగు భగవంతుని నుండి శివశక్త్యాత్మకంగా ఈ సృష్టి అంతా బయల్వెడలింది, లీలగా ఉదయించింది. సమస్త జీవులలోని నిజరూపమే శివుడు. అట్టి శివుడే పరమాత్మ, దేవాది దేవుడు, సమస్తమునకు పరమైనవాడు. ఆయన యొక్క శక్తియే జీవజాలముగా జనించుచున్న జీవజ. సూర్య పరమాత్మ యొక్క చంద్రమస యోగముచే శక్తి నుండి సూర్యచంద్రులు బయల్వెడలుచున్నారు. అట్టిస్థానమే తత్పదము, అదియే హంస అనబడుతోంది. అట్టి పదము లేక స్థానము నుండి ఇష్టము రూపం నుండి కాముడు విజృంభిస్తున్నారు. కామము అన్యము పట్ల ఇష్టము నుండి కాముడుగా పరమశివుడే ఉదయిస్తున్నారు. కాణోయం కామదేవోయం వరేణ్యం భర్గ ఉచ్యతే. 2 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవః క్షీరం సేచనీయమక్షరం సమధుగ్నమక్షరం పరమాత్మజీవాత్మనోర్యోగాత్తదితి స్పష్టమక్షరం తృతీయం హ ఇతి తదేవ సదాశివ ఏవ నిష్కల్మష ఆద్యో దేవోంత్యమక్షరం వ్యాక్రియతే. కాణోయం కామదేవోయం వరేణ్యం భర్గ ఉచ్యతే తత్సవితుః వరేణ్యం భర్గో దేవః క్షీరం సేచనీయం అక్షరం సమధుగ్నం అక్షరం పరమాత్మ జీవాత్మనో హ యోగాః తత్ ఇతి స్పష్టం అక్షరం తృతీయం హ ఇతి తదేవ సదాశివ ఏవ నిష్కల్మష ఆద్యో దేవో అంత్యం అక్షరం వ్యాక్రియతే. కవర్ణుడగు కామదేవుడే వరేణ్యుడగు భర్గ అని పిలువబడుచున్నారు. తత్సవితుః వరేణ్యం భర్గోదేవః ఈ మంత్రము అక్షీరమును సేవించినట్లు పాలు త్రాగినట్లు సేవించ తగినది. అక్షరము పరమాత్మ జీవాత్మ పరము ఇహము యోగము తత్ అని ఏర్పడుచున్నది. సృష్టమైన అక్షరంగా శివ శక్తులకు మూడవదిగా హ అయి ఉన్నది. సోహల్లో హమక్షరుడగు జీవాత్మయే మధుఘ్నముతో కూడినది. హ అనే సదాశివుడు నిష్కల్మషుడు, ఆదిదేవుని అంశయే జీవుడు. ఆది అంతముగా ఆక్షాత్ అక్షరము శివుని జీవాత్మాక్షరము అనబడుతోంది. పరమం పదం ధీతి ధారణం విద్యతే జడత్వధారణం మహితి లకారః శివాధస్తాత్తు లకారార్థః స్పష్టమంత్యమక్షరం పరమం చైతన్యం ధియో యో నః ప్రచోదయాత్పరో రజసే సావదోమిత్యేవం పరమం పదం ధీ ఇతి ధారణం విద్యతే జడత్వధారణం మహీ ఇతి లకారః శివ అధస్తాత్తు లకార అర్థః స్పష్టం అంత్యం అక్షరం పరమం చైతన్యం ధియో యో నః ప్రచోదయాత్ పరో రజసే సావత్ ఓం ఇతి ఏవం శివుడే అహల్లో హస్వరూపుడగుచున్నవారు. సదాశివుడే ఆద్యుడు, ఆయన నిష్కల్మషుడు, అక్షరుడు. అట్టి శివతత్వమే ఇక్కడ జీవాత్మ పరమాత్మలుగా వ్యవహరిస్తోంది. ధీ అనుధారణయే పరమపదముగా చెప్పబడుతోంది. నిత్యచైతన్య స్వరూపమగు పరతత్వము జడరూపమగు జీవుడే అర్థముగా మహి. ఇది లకార శబ్దము. లకారార్థము లయకారుడుగా శివదత్తమైనది. ఆది శివతత్వ స్పష్టము ఆద్యంతికము అక్షరస్వరూపము పరమచైతన్య స్వరూపము. ధియో యో నః ప్రచోదయాత్ పరో రజసే సావత్ ఓం మా యొక్క ధీ బుద్ధిని ప్రచోదింపజేయుదురుగాక. సమస్తమునకు పరోరజసము పరతత్వ ప్రకాశము అయి ఉన్న ఓంగా ఉపాసిస్తూ ఉన్నాము. కూటం కామకలాలయం షడ్వపరివర్తకో వైష్ణవం పరమం ధామైతి భగవాంశ్చేతస్మాద్య ఏవం వేద. కూటం కామకలాలయం షడ్వపరివర్తకో వైష్ణవం పరంధామ ఇతి భగవాంచ ఏతస్మాద్య ఏవం వేద. కూటస్థము సమస్తము తన కామకళగా కలిగియున్నట్టిది. దృశ్య దేహ దేహి జీవాత్మ ఈశ్వర పరమాత్మ అనబడే షడత్వం ఆరు తత్వములుగా పరివర్తనము ప్రదర్శించునది. ఉనికి ఎరుకల రూపమైనట్టి వైష్ణవము అగు పరంధామమును ఉపాసిస్తూ ఉండగా ఈ జీవుడు భగవత్స్వరూపమగు ఓం స్థానమును సంతరించుకోగలడు. అథైతస్మాదపరం తృతీయం శక్తికుటం ప్రతిపద్యతే ద్వాత్రింశదక్షర్యా గాయత్ర్య తత్సవితుర్వరేణ్యం ఏడు. అథ ఏతస్మాత్ అపరం తృతీయం శక్తికూటం ప్రతిపద్యతే ద్వాత్రింశత్ ముప్పై రెండు అక్షర్య గాయత్ర్య తత్సవితుర్వరేణ్యం. అట్టి సర్వత్రా ఏకము అయి ఉన్న పరతత్వము నుండి మూడవది అయినట్టి శక్తికూటము బయల్వెడలుచున్నది. ముప్పై రెండు అక్షరములతో కూడిన తత్సవితుర్వరేణ్యం మంత్రము గాయత్రి ఛందో సంబంధితము. ఉదా భూర్భువస్వః నాలుగు, ఓం ఒకటి, తత్సవితుః నాలుగు, వరేణ్యం మూడు, పంచభూత భోజలగ్నివాయకాశ ఐదు, భర్గోదేవస్య ఐదు, పంచపురుష దృశ్యద్రష్టజీవేశ్వరపర ఐదు, ధీమహి మూడు, ధియోయునః నాలుగు, పంచప్రాణ ఐదు, ప్రచోదయాత్ ఐదు, పంచ ఉపప్రాణ ఐదు, అపోజ్యోతి నాలుగు, అంతరంగ చతుష్టయ నాలుగు, రసోమూతం నాలుగు, త్రిగుణములు మూడు, బ్రహ్మ రెండు, తస్మాదాత్మన ఆకాశ ఆకాశద్వాయోః స్ఫురతి తదధీనం వరేణ్యం సముదీయమానం సవితుర్వా యోగ్యో జీవాత్మ పరమాత్మ సముద్భవస్థం ప్రకాశశక్తిరూపం జీవాక్షరం స్పష్టమాపద్యతే భర్గో దేవస్య ధీత్యనేనాధారూపశివాత్మాక్షరం గణ్యతే మహిత్యాదినశేషం కామ్యం రమణీయం దృశ్యం శక్తికూటం స్పష్టీకృతమితి. ఏవం పంచదశాక్షరం త్రైపురం యోధితే స సర్వాన్ కామానవాప్నోతి, స సర్వాల్లోకాంజయతి, స సర్వా వాచో విజృంభయతి, సరుద్రత్వం ప్రాప్నోతి, స వైష్ణవం ధామ భిత్వా పరం బ్రహ్మ ప్రాప్నోతి. య ఏవం వేద తస్మాత్ ఆత్మన ఆకాశ ఆకాశాత్ వాయుః స్ఫురతి తత్ అధీనం వరేణ్యం సముదీయమానం సవితుర్వా యోగ్యో జీవాత్మ పరమాత్మ సముద్భవస్థం ప్రకాశ శక్తి రూపం జీవ అక్షరం స్పష్టం ఆపద్యతే భర్గోదేవస్య ధీ ఇతి అనేన ఆధారరూప శివాత్మ అక్షరం గణితే మహిత్యాది నా అశేషం కామ్యం రమణీయం దృశ్యం శక్తికుటం స్పష్టీకృతం ఇత్యేవం పంచదశాక్షరం త్రైపురం యో అధీతే స సర్వాన్ కామాన్ అవాప్నోతి, స సర్వాన్ భోగాన్ అవాప్నోతి, స సర్వాన్ లోకాన్ జయతి, స సర్వాన్ వాచో విజృంభయతి, స గురుత్వం ప్రాప్నోతి, స వైష్ణవం ధామ భిత్వా పరంబ్రహ్మ ప్రాప్నోతి. య ఏవం వేద ఆత్మ నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు ప్రకటితమగుచున్నవి స్తుతికి అర్హమగు తత్పరమాత్మ ఆధీనములోనిది పంచభూత ప్రపంచము అది ఏ సముదీయమానము అది సవిత్ శబ్దయోగ్యము అది జీవాత్మ పరమాత్మలు సముద్భవిస్తున్న స్థానము సర్వమును ప్రకాశించునది అది జీవాత్మ అంశ ను అక్షరముగా స్పష్టీకరించటం జరుగుతోంది సమస్తమునకు ఆధారరూపముగా భర్గోదేవస్యాను ఆత్మధర్మము ఉపాసించబడుగాక అది శివాత్మకము అక్షరము క్షరము కానిది మహత్తుకు ఆదిగా గణించబడుచున్నట్టిది అది కామము ఏ మాత్రము శేషించినట్టిది అయితే ఏది అద్దాని కామ్యము ఇచ్ఛా చేతనే రమణీయ జగద్దృశ్యము రమణీయమైన ఇచ్ఛాస్వరూపం శక్తికూటముగా స్పష్టీకృతమగుచున్నాయో అట్టి పరబ్రహ్మము పదిహేను అక్షరములతో కూడినది త్రిపురములతో కూడినది అట్టి పరబ్రహ్మ తత్వమును ఎవరు ఉపాసిస్తారో ఎరుగుచున్నారో అట్టివాడు కోరుకున్న సమస్తము సిద్ధించుకోగలడు సకల భోగములు పొందగలడు లోకములన్నీ జయించగలడు సమస్త మహావాక్యములతో కూడి సోహం తత్వం త్వమేవాహంలతో కూడి విజృంభించగలడు సమస్త లఘువులను అధిగమించి గురుత్వము సిద్ధించుకోగలడు వైష్ణవధామమును చేరినవాడే పరబ్రహ్మస్వరూపము ప్రాప్తించుకోగలడు ఇత్యాద్యాం విద్యామభిధాయతస్య శక్తికుటం శక్తిశివాద్యం లోపాముద్రేయం ద్వితీయే ధామని ఇతి ఆద్యాం విద్యాం అభిధాయ ఏతస్యాః శక్తికుటం శక్తిశివాద్యం లోపాముద్రేయం ద్వితీయే ధామని ఈ విధముగా ఆది మొదటిదిగా దాట్ ప్రయర్ టు ఎవ్రీథింగ్ గురించిన విద్యను ఆశ్రయించాలి శక్తి శివ ఆద్యము శక్తికూటము అయినట్టిది. రహస్యముద్ర స్థానము అద్దాని ద్వంద్వ శివ శివ శక్తి శక్తిమంతుడు జీవేశ్వర ప్రకృతి పురుష ధామమును ద్వితీయముగా రెండవదిగా ఆశ్రయించాలి. పూర్వేణేవ మననా బిందుహీన శక్తిభూతహరుల్లేఖ క్రోధమునినాధిష్ఠిత తృతీయే ధామని పూర్వస్య ఏవ విద్యాయ యద్వాద్భవకుటం తేనేవ మానవీం చాంద్రీం కౌబేరీం విద్యామాచక్షతే. పూర్వేణ ఏవ మనునా బిందుహీన శక్తిభూతహృల్లేఖ క్రోధమునినా అధిష్ఠిత తృతీయే ధామని పూర్వస్య ఏవ విద్యాయ యద్వాద్భవకూటం తేన ఏవ మానవీం చాంద్రీం కౌబేరీం విద్యాం అచక్షతే. అట్టి జీవేశ్వరోపాసనచే సమస్తమునకు పూర్వమే వేయించేసి ఉన్నట్టిది నామబిందుకళాతీతమైనది అగు శక్తిభూతమును హృదయాకాశంలో దర్శించాలి. పూర్వపు హృల్లేఖ క్రోధమును అధిష్ఠించియున్న దేవిని తృతీయము మూడవది గా ఎరిగి ఉపాసించాలి. ఆ తృతీయ మూడవ ధామమును సమస్తమునకు పూర్వము పూర్వతత్పూర్వము గా గమనించాలి, తెలుసుకోవాలి. అదియే వాగ్భవకూటము, వాక్కుకు జనన స్థానమైన కూటస్థము. అదియే మానవీయము, అది చాంద్రి కౌబేరీ విద్య అని పిలుస్తున్నారు. మదనాథః శివం వాగ్భవం తదూర్ధ్వం కామకలామయం శక్త్యూర్ధ్వం శక్తిమితి మానవీ విద్య. చతుర్థే ధామని ఎనిమిది మదనాథః శివం వాగ్భవం తత్ ఊర్ధ్వకామకళామయం శక్తి ఊర్ధ్వం శాక్తం ఇతి మానవీ విద్యా చతుర్థే ధామని. ఆ వాక్ జనన స్థానములో వేంచేసి ఉన్న తత్వస్వరూపమే శివము, ఆ పరమపురుషుడే మదనాథుడు వాగ్భవుడు అని అభివర్ణితుడు. తత్ అగు పరబ్రహ్మమే పైపైకి కామకళను ప్రదర్శించటమే ఈ సమస్త సృష్టి విన్యాసము. శక్తికి ఆవలగా ఉన్నవాడే శక్తి తనదైనట్టి శాక్తుడు. అట్టి శాక్త శక్తి తనదైనవాడి స్థానమే కేవలబుద్ధి రూపమగు మానవి అని చతుర్థధామము తురియస్థానమని ప్రశంసించబడుతోంది, ప్రస్తావించబడుతోంది, స్తుతించబడుతోంది. శివసత్యాఖ్యమన్య తృతీయం చేయం చాంద్రీ విద్య పంచమే ధామని ధ్యేయం చాంద్రీ కామాధః శివాద్యకామ సైవ కౌబేరీ షష్ఠే ధామని వ్యాచక్షత ఇతి. శివశక్తి ఆఖ్యం వాగ్భవం తత్ ఏవ అధః శివశక్తి ఆఖ్యం అన్యత్ తృతీయం చ ఇయం చాంద్రీ విద్యా పంచమే ధామని ధ్యేయ ఇయం చాంద్రీ కామాధః శివాద్యకామ స ఏవ కౌబేరీ షష్ఠే ధామని వ్యాచక్షత ఇతి య ఏవం వేద. శివశక్త్యాఖ్యం వాగ్భవం తదేవ అట్టి వాగ్భవమే శివశక్త్యాత్మకము అని కూడా పిలువబడుతోంది. ఆ శివశక్త్యాత్మకమైనదే దిగువగా అనన్యము నుండి అన్యముగా ప్రదర్శనమవుతోంది. ఇది తృతీయము అనబడుతోంది. ఇదియే చాంద్రీ విద్య పంచమ తురియాతీత ధామము. అదియే చాంద్రీ కామాధము శివాద్యకామము అని ధ్యానించవలసినది. దానిని కౌబేరీ విద్యగా ఆరవధామము అని వర్ణించబడుతోంది. ఇది ఎరిగినవాడు సమస్తము ఎరిగిన వ్యాచక్షులు వ్యాచక్షత సిద్ధించుకున్నవారు. య ఏవం వేద హిత్వేకారం తురియస్వరం హిత్వా ఈకారం హిత్వేకారం తురియస్వరం. మొదటిదైన విష్ణుస్థానమును ఆభేదించి రెండవదగు శక్తికుటము శక్తి శివాద్యముతో సాముద్ర అనే రెండవ స్థానమును అధిగమించి మూలమంత్రము చేత బిందు హీనమైన శక్తిరూపమగు హృల్లేఖ క్రోధము చాంద్రికౌబేరి విద్య అను మూడవ స్థానమును ఎరిగి ఉపాసనచే అధిగమించి పైదంతా ఈకారము అట్టి ఈకారమును వదలి తురియ స్వర్గమును అధిగమించి సర్వాదౌ సూర్యాచంద్రమస్కేన కామేశ్వర్యే వాగస్త్య సంజ్ఞ సప్తమే ధామని తృతీయమితస్య ఏవ పూర్వోక్తాయః కామాద్యం ద్విధాధః కం మదనకలాద్యం శక్తిబీజం వాగ్భవాద్యం తయోరద్ధావసరస్కం కృత్వా సర్వ ఆదౌ సూర్యచంద్రమస్కేన కామేశ్వర్య ఏవ అగస్త్య సంజ్ఞ సప్తమే ధామని తృతీయం ఏతస్య ఏవ పూర్వోక్తాయః కామాద్యం ద్విధా అధః కం మదనకళాద్యం శక్తిబీజం వాగ్భవ ఆద్యంతయోః అర్ధావసరస్కం కృత్వా ఆద్యందుగల సూర్య చంద్ర తేజో దేవత రూపముగు కామేశ్వరీదేవికి సంజ్ఞ సమస్తము చేర్చినప్పుడు సమర్పించినప్పుడు కలుగు సంజ్ఞను అగస్త్య సంజ్ఞ అంటారు. సప్తమ ధామమందు పూర్వోక్తము పైన చెప్పుకున్న మూడవ ధామము కామాద్యం. మొదట రెండు ద్విధ క్రిందగా మదన కళాద్యము అనే శక్తి బీజము ఆలోచన భావన జనించు స్థానము. వాగ్భవకుటమునకు ఆది అంతముగా అటు ఇటు చివరలుగా అర్ధావశిరస్కము సహనముగా తలవంచి నమస్కరించాలి. నందివిద్యేయం అష్టమే ధామని వాగ్భవమాగస్త్యం వాగర్థకలామయం కామకలాభిధం సకలమాయాశక్త్యః ప్రభాకరీ విద్యేయం. నవమే ధామని పునరాగస్త్యం వాగ్భవం శక్తిమన్మథ శివశక్తిమన్మథోర్వీమాయ కామకలాలయం నంది విద్యేయం. అష్టమే ధామని వాగ్భవం ఆగస్త్యం వాగర్ధ కళామయం కామకళాభిధం సకలమాయాశక్త్యః ప్రభాకరీ విద్యేయం. నవమే ధామని పునరాగస్త్యం వాగ్భవం శక్తి మన్మథ శివశక్తి మన్మథ ఉర్వీమాయ కామకళాలయం నంది విద్య అనబడు అష్టావధానము మరియు వాగ్భవమై ఉన్న నవమ ధామమునందు ఏకాగ్రం చేయటము ఆగస్త్యము. అది వాగర్ధ వాక్ అర్ధ కళామయము కామకళాభిధము సకల శక్తి సమన్వితము ప్రభాకరీ విద్య. ఇది తొమ్మిదవ ధామము. అట్టి తొమ్మిదవ ధామములో మరల వచ్చి ఉపాసన చేయాలి. అది వాగ్భవ మన్మథము శివశక్తి మన్మథము ఉర్వీమాయ కామకళాలయము అనబడుతోంది. చంద్రసూర్యానందధౌర్జట మహిమాలయం తృతీయం షణ్ముఖీయం విద్య. దశమే ధామని విద్యాప్రకాశితయా భూయ ఏవాగస్త్య విద్యాం పఠిత్వా భూయ ఏవేమామంత్యమాయాం పరమశివ విద్యేమేకాదశే ధామని భూయ ఏవాగస్త్యం పఠిత్వా ఏతస్యా ఏవ వాగ్భవం యద్ధనజం కామకళాలయం చ తత్సహజం కృత్వా లోపాముద్రాయాః శక్తికుటరాజం పఠిత్వా వైష్ణవీ విద్యా ద్వాదశే ధామని వ్యాచక్షత ఇతి యా ఏవం వేద. తొమ్మిది చంద్ర సూర్య అనంగ ధూర్జటి మహిమాలయం తృతీయం షణ్ముఖీయం విద్యాదశమే ధామని విద్యా ప్రకాశితయా భూయ ఏవ అగస్త్య విద్యాం పఠిత్వా భూయ ఏవ ఇమాం అంత్యమాయాం పరమశివ విద్యేయం ఏకాదశే ధామని భూయ ఏవ అగస్త్యం పఠిత్వా ఏతస్యా ఏవ వాగ్భవం యద్ధనజం కామకళాలయం చ తత్సహజం కృత్వా లోపాముద్రాయాః శక్తికుట రాజం పఠిత్వా వైష్ణవీ విద్యా ద్వాదశే పన్నెండు ధామని వ్యాచక్షత ఇతీయ ఏవం వేద. ఈ తొమ్మిదివ స్థానములో చంద్రసూర్య అనంగ ధూర్జటి షణ్ముఖి మహిమాలయ తృతీయము ఆరు ముఖములు గల షణ్ముఖియము. పదవధామము విద్యాధామము. ఈ పదవధామము విద్యాప్రకాశ పూర్వకమైన అగస్త్య విద్యను పఠించాలి. పదకొండవ ధామము అంత్యమాయ. ఈ పదకొండవ ధామము నందు పరమశివ స్థానముగా ఉపాసించాలి. మరల అగస్త్య విద్య మంత్రమును ఈ పదకొండవ ధామములో పఠించాలి. పన్నెండవ ధామము దీనినే వాగ్భవము వాక్కుజనించు స్థానముగాను కుబేరుని కామకళాలయ మంత్రములతో సహజ స్వరూపముతో ఏకం చేయాలి. లోపాముద్రా మంత్రమును శక్తికూట రాజమును పఠించాలి. ఇది ద్వాదశ ధామము. ఇది వైష్ణవీ విద్యాధామముగా చెప్పుకుంటున్నారు. తాన్హోవాచ భగవాన్ సర్వే యూయం శ్రుత్వా పూర్వాం కామాఖ్యాం తురియరూపాం తురియాతీతాం సర్వోత్కటాం సర్వమంత్రాసనగతాం పీఠోపపీఠదేవతాపరివృతాం సకలకళావ్యాపినీం దేవతాం సామోదాం సపరాగాం సహృదయాం సామృతాం సకలాం సేంద్రియాం సదోదితాం పరాం విద్యాం. తాన్హ ఉవాచ భగవాన్ సర్వే యూయం శ్రుత్వా పూర్వాం కామాఖ్యాం తురియ రూపాం తురియాతీతాం సర్వోత్కటాం సర్వమంత్రాసనగతాం పీఠ ఉపపీఠ దేవతా పరివృతాం సకల కళావ్యాపినీం దేవతాం సామోదాం సప్రాగాం సహృదయాం స అమృతాం సకలాం స ఇంద్రియాం సదోదితాం పరాం విద్యాం. ఈ పన్నెండవ ధామము యొక్క ఉపాసనాశీలురకు పరమాత్మ యొక్క బోధ. భగవంతుడు సద్గురువు దేవతలారా మీరందరూ శ్రవణ అభ్యాసులే. ఇతఃపూర్వమే ఒకటి కామాఖ్యము రెండు తురియ రూపము మూడు తురియాతీతము నాలుగు సర్వోత్కటము ఐదు సర్వమంత్రాసన గతములకు సంబంధించి పీఠదేవతలను ఉపపీఠ దేవతలను ఉపాసిస్తూ వస్తున్నారు కదా. అట్టి సమస్తముచే చుట్టూ కానబడి ఉన్న సకల కళావ్యాపిని అయిన ఆ ఆత్మదేవాదిదేవిని ఎరుగచుండెదరుగాక. ఆ దేవత ఆమోదము పరాగములతో కూడి హృదయముతో కూడి అమృత సహితము అట్టి నిత్యోదితము అయిన పరావిద్యను ఆత్మవిద్యను సుస్పష్టపరచుకొనెదరుగాక. స్పష్టీకృత్వా హృదయే నిధాయ విజ్ఞాయనిలయం గమయిత్వా త్రికుటాం త్రిపురాం పరమాం మాయాం శ్రేష్ఠాం పరాం వైష్ణవీం సంనిధాయ పదే స్పష్టీకృత్వా హృదయే నిధాయ విజ్ఞాయ నిలయం గమయిత్వా త్రికుటాం త్రిపురాం పరమాం మాయాం శ్రేష్ఠాం పరమాం వైష్ణవీం సన్నిధాయ స్వస్వరూపిణీ సర్వస్వరూపిణీ అగు త్రిపురసుందరీదేవి తత్వమును స్పష్టముగా హృదయమునందు భావించి నిలుపుకొని అట్టి తత్వమును విజ్ఞాయ తెలుసుకొని గమయిత్వ అద్దాని యందు ప్రవేశించెదరుగాక. జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం దేవితత్వము త్రికుటము ద్రష్టదర్శన దృశ్యముల జనన స్థానము. త్రిపురాం జాగ్రత్ స్వప్న సుషుప్తులు తన సంచార పురములుగా కలిగినట్టి దేవి, పరమాం సమస్తమునకు పరము అయినట్టి మాయాగ్మ్ మాయా తన స్వకీయ కల్పితము అయినట్టి దేవదేవి, శ్రేష్ఠాం సమస్తమునకు శ్రేష్ఠాతిశ్రేష్టమైనది మాయాం మాయ కూడా తన స్వరూపమే అయినట్టిది, వైష్ణవీం సర్వత్రా సర్వదా ఏర్పడి ఆక్రమించుకొని ఉన్నట్టిది, అట్టి ఆత్మానందరూపిణీ యగు త్రిపురేశ్వరిని హృదయములో సన్నిధానము సమీపము ఆశ్రయము చేసుకోవాలి. హృదయకమలకర్ణికాయాం పరాం భగవతీం లక్ష్మీం మాయాం సదోదితాం మహావశ్యకరీం మదనోన్మాదనకారిణీం ధనుర్బాణధారిణీం వాగ్విజృంభిణీం చంద్రమండల మధ్యవర్తినీం చంద్రకలాం సప్తదశీం మహానిత్యోపస్థితాం పాశాంకుశమనోజ్ఞ పాణిపల్లవాం సముద్యదర్కనిభాం త్రినేత్రాం విచింత్య హృదయ కమలకర్ణికాయాం పరాం భగవతీం లక్ష్మీం మాయాగ్ని సదోదితాం మహావశ్యకరీం మదన ఉన్మాదనకారిణీం ధనుర్బాణధారిణీం వాక్విజృంభిణీం చంద్రమండల మధ్యవర్తినీం చంద్రకళాం సప్తదశీం మహానిత్య ఉపస్థితాం పాశ అంకుశ మనోజ్న పాణిపల్లవాం సముద్యత్ అర్కనిభాం త్రినేత్రాం విచింత్య ఆ దేవిని ఈ విధంగా ధ్యానము చేయాలి. హృదయ కమలము అనే కర్ణికపై కృష్ణాజనముపై వేంచేసి సమస్తమునకు పరమయ్యుండియే ఆసినురాలే ఉన్న ఆత్మాదేవి, సమస్తమును వెలిగిస్తూ ఉన్న భగవతి, సమస్తము తన సంపదయే అగుటచే శ్రీలక్ష్మి, శ్రీ మహాలక్ష్మీదేవి, రచయితవలే సమస్తము తన మాయ కల్పన విశేషముగా కలిగి ఉన్నట్టిదాన. సత్ ఉనికి నుండి ఉదితము ఉదయించినది అగుటచే సదోదిత, సమస్తము తన వశములో కలిగి ఉండటంచేత మహావశ్యకరి, సమస్త జీవులలోని ఇచ్ఛాశక్తి ఆశయ చమత్కారములు తానే అయి ఉండటం చేత మదన ఉన్మాదనకారిణి, ఉత్తేజరూపిణిగా సర్వదా ధనుర్బాణధారిణి, వాక్ రూపములో జీవులందరి నోటిలో వేంచేసిన వాక్ విజృంభిణి, మనస్సు అనే చంద్రమండల మధ్యవర్తిని, చంద్ర జీవ కళాస్వరూపిణి, షోడశ కళలకు ఆవల సప్తదశ పదిహేడు రూపీ, ఈ విధంగా మహానిత్యముగా ఉపస్థితమైనదిగా ఆ దేవి ఉపాసించబడుగాక. ఇంకా కూడా ఆ త్రిపురేశ్వరి పాశము అంకుశము ధరించిన లేత హస్తములు కలది, ఉదయిస్తున్న సూర్యుని వలె తేజోవిభవము గలది, ఆ త్రినేత్రిని విచింత్యం విచారణపూర్వకంగా భావించెదరుగాక. దేవీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీమయీం సర్వలక్షణ సంపన్నాం హృదయ చైతన్యరూపిణీ నిరంజనాం త్రికూటాఖ్యాం స్మితముఖీం సుందరీం మహామాయాం సర్వసుభగాం మహాకుండలినీం త్రిపీఠమధ్యవర్తినిమకథాది శ్రీపీఠే పరాం భైరవీం చిత్కలాం మహాత్రిపురాం దేవీం ధ్యాయన్ మహాధ్యాన యోగేనేమేవం వేదేతి మహోపనిషత్ ఇతి ప్రథమోపనిషత్ ఒకటి. దేవీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీమయీ సర్వలక్షణ సంపన్నాగ్ హృదయ చైతన్య రూపిణీం నిరంజనాం త్రికూటాఖ్యాగ్ స్మితముఖీం సుందరీం మహామాయాగ్ సర్వసుభగాం మహాకుండలినీం త్రిపీఠ మధ్యవర్తినీం అకథాది శ్రీపీఠే పరాం భైరవీం చిత్కళాం మహా త్రిపురాం దేవీం ధ్యాయేత్ మహాధ్యానయోగేన ఇయం ఏవం వేదేతి మహా ఉపనిషత్ ఇతి ప్రథమోపనిషత్. ఇట్లా ఇంకా ధ్యానించాలి. మహాలక్ష్మీదేవి తన జ్ఞాన సంపదచే సర్వత్రా నిండి ఉన్న సర్వలక్ష్మీమయి సర్వలక్షణ సంపన్న హృదయమున వేంచేసియున్న చైతన్యరూపిణి నిరంజన నిర్మల జాగృత్ స్వప్న సుషుప్తులకు జనన స్థానము త్రికుట, చిరునవ్వు చిందించే ముఖము గలది మహామాయా స్వరూపిణి. సమస్త శుభములు ప్రసాదించునది జ్ఞానప్రకాశిని, మహాకుండలిని, విశ్వకుండలిని స్వరూపిణి. త్రిపీఠముల త్రికాలముల త్రియవస్థల మధ్యగా వర్తించునది అకథా ఆది పీఠమునందు ఉపాసీనమయ్యున్న కూర్చునియున్న భైరవీ చిత్కళ మహాత్రిపురదేవి. ఈ విధంగా సర్వాత్మకి అగు త్రిపురాదేవిని మహాధ్యానయోగంగా తెలుసుకోవటమే మహోపనిషత్. ఇది త్రిపురా తాపినిపనిషత్ అంతర్గత ప్రథమోపనిషత్ ద్వితీయోపనిషత్ అథాతో జాతవేదసే సునవామ సోమమిత్యాది పఠిత్వా త్రైపురీ వ్యక్తిర్లక్ష్యతే. జాతవేదస ఇత్యేకర్చ సూక్తస్యాద్య మధ్యమావసానేషు తత్ర స్థానేషు విలీనం బీజసాగరూపం వ్యాచ్యశ్వేత్యుషయ ఉచః. తాన్హోవాచ భగవాన్ జాతవేదసే సునవామ సోమం తదత్యమ్రవాణీం విలోమేన పఠిత్వా ప్రథమస్యాద్యం తదేవం దీర్ఘం ద్వితీయస్యాద్యం సునవామ సోమమిత్యనేన కౌలం వామం శ్రేష్ఠం సోమం మహాసౌభాగ్యమాచక్షతే. సాప్ సర్వసంపత్తిభూతం ప్రథమం నివృత్తికారణం ద్వితీయం స్థితికారణం తృతీయం సర్గకారణమిత్యనేన కరశుద్ధిం కృత్వా త్రిపురా విద్యాం స్పష్టీకృత్వా జాతవేదసే సునవామ సోమమిత్యాది పఠిత్వా మహావిద్యేశ్వరి విద్యామాచక్షతే. ఒకటి శ్లో ఓం అథాతో జాతవేదసే సునవామ సోమం ఇత్యాది పఠిత్వా త్రైపురీ వ్యక్త్యః లక్ష్యతే. జాతవేదస ఇతి ఏకచ్చ సూక్తస్య ఆద్య మధ్యం అవసానేషు తత్ర స్థానేషు విలీనం బీజనగర రూపం వ్యాచక్ష్వ ఇతి ఋషయ ఊచః. తాన్హ ఉవాచ భగవాన్ జాతవేదసే సునవామ సోమం తత్ అంత్యమవాణీం విలోమేన పఠిత్వా ప్రథమస్యాద్యబ్ తదేవ దీర్ఘం ద్వితీయస్య ఆద్యబ్ సునవామ సోమం ఇతి. ఋషేహ ఉచుహ ఋషులు భగవానుని అడుగుచున్నారు. ఓం భగవన్ ఇప్పుడిక జాతవేదసే సునవామ సోమం అరాతీయతో నిదహాతీ వేదహ మొదలైన మంత్రములు పఠనము చేస్తూ ఉండగా త్రిపురములను వ్యక్తీకరిస్తున్న త్రైపురీ వ్యక్తి పరమశివుడు ఎట్లా అనుభవమవగలడు? ఏది ఏక రుక్కు రూపము అగు జాతవేదసే అనే సూక్తము రుక్కు మంత్రము ఆది బీజములో ఆది మధ్య అంతము మొదలు మధ్య చివర గా స్థానము కలిగి ఉన్నదో లీనమయున్నదో అట్టి సూక్తము గురించి వివరించి చెప్ప ప్రార్థన. భగవానుడు ఋషులారా వినండి, జాతవేదసే సునవామ సోమం దీనిలోని అంత్యమవాణి రెండవ వాక్కు ను విలోమముగా అవరోహణ క్రమంగా పైనుండి క్రిందకు పఠించాలి. ఇది మొదటిసారి. ఇక రెండవసారి ఈ సునవామ సోమం అనే ద్వితీయ భాగమును దీర్ఘముగా సునవామ సోమం దీర్ఘముగా గానం చేయాలి, పఠించాలి. అనేన కౌడం వామం శ్రేష్ఠం సోమం మహాసౌభాగ్యం ఆచక్షతే. స సర్వసంపత్తిభూతం ప్రథమం నివృత్తికారణం ద్వితీయం స్థితికారణం తృతీయం సర్గకారణం ఇతి అనేన కరశుద్ధిం కృత్వా త్రిపురా విద్యాం స్పష్టీకృత్వా జాతవేదసే సునవామ సోమం ఇత్యాది పఠిత్వా మహావిద్యేశ్వరీ విద్యాం ఆచక్షతే. అట్టి పఠనము కౌళము ఉత్తమ సాధనము వామము శ్రేష్ఠము సోమము మహద్భాగ్యము అవగలదు అని మంత్రసిద్ధి పొందిన గురువుల సూచన. మొదటిదైన జాతవేదసే అనే రుకులోని ప్రథమ భాగము సర్వసంపత్తిని ప్రసాదించున్నది. నివృత్తి విత్రోయల్ ఫ్రోమ్ ద వర్ల్డ్ ఆఫ్ డిఫరెన్సేస్ కారణము. ఇక రెండవది సునవామ సోమం ఆత్మభావనయందు స్థితి కారణము. ఇక మూడవది సర్గ అరాతీయతో నిదహాతి వేదహ అనునది ఆత్మతో మమైక కారణము. ఈ మంత్రములో కరశుద్ధి కర్మలు పవిత్రము నిర్వర్తించుకొని త్రిపుర విద్య జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవే అయినట్లు త్రిపురా విద్యను హృదయములో సుస్పష్టీకరించుకొని జాతవేదసే సునవామ సోమం మొదలుగా గల మంత్రమును పఠనం చేస్తూ ఉండటమును మహావిద్యేశ్వరి విద్య అని అంటారు. త్రిపురేశ్వరీం జాతవేదస ఇతి జాతే ఆద్యక్షరే మాతృకాయాః శిరసి బైందవమమృతరూపిణీం కుండలినీం త్రికోణరూపిణీం చేతి వాక్యార్థః. ఏవం ప్రథమస్యాద్యం వాగ్భవం ద్వితీయం కామకలాలయం రెండు త్రిపురేశ్వరీం జాతవేదస ఇతి జాతే ఆద్య అక్షరే మాతృకాయాః శిరసి బైందవం అమూతరూపిణీం కుండలినీం త్రికోణరూపిణీం చ ఇతి వాక్యార్థ. ఏవం ప్రథమస్య ఆద్యం వాగ్భవం ద్వితీయం కామకళాలయం సర్వరక్షకరి విద్య త్రిపురేశ్వరిని జాతవేదసే అని ఉపాసించాలి. జాత అను మొదటి రెండు అక్షరములు మాతృకల యొక్క శిరస్సునందు బైందవము, అమృతరూపిణి, కుండలిని, త్రికోణరూపిణి అని వాక్యార్థము. ఈ విధంగా ప్రథమము ప్రారంభము యొక్క ఆద్యము వాగ్భవము, రెండవది కామకళాలయము. జాతైత్యనేన పరమాత్మనో జృంభణం. జాత ఇత్యాదినా పరమాత్మ శివ ఉచ్యతే. జాతమాత్రేణ కామీ కామేతే కామమిత్యాదినా పూర్ణం వ్యాచక్షతే. తదేవ సునవామ గోత్రారుఢం మధ్యవర్తినామూతమధ్యయనార్నేన మంత్రాణాన్ స్పష్టీకృత్వ. గోత్రేతి నామగోత్రాయామిత్యాదినా స్పష్టం. జాత ఇతి అనేన పరమాత్మన ఉజృంభణం. జాత ఇతి ఆదినా పరమాత్మ శివ ఉచ్యతే. జాతమాత్రేణ కామీ కామేతే కామం ఇతి ఆదినా పూర్ణం వ్యాచక్షతే. తత్ ఏవ సునవామ గోత్ర ఆరుఢం మధ్యవర్తినా అమృత మధ్యేన అర్నేన మంత్రాణాన్ స్పష్టీకృత్వ. గోత్ర ఇతి నామ గోత్రాయాం ఇత్యాదినా స్పష్టం. జాత అను శబ్దము పరమాత్మ యొక్క విజృంభణము సూచించునది. జాత యొక్క ఆది ద బేసిక్ బిగినింగ్ ను పరమాత్మ శివ అని చెప్పబడుతోంది. జాతమాత్రము చేతనే శివతత్వము పట్ల కామ వన్ హూ డేజైర్స్ ఐ శివతత్వమును కామీ కామేతే కామం అనబడుతోంది ఇత్యాదిచే పూర్ణము అని అంటారు. అదే సునవామ గోత్ర అరుఢము మధ్యవర్తి అయిన అమృత మధ్యమైన అర్ణము మంత్రాణమును స్పష్టీకరించుకోవాలి. గోత్ర అనే నామముచే గోత్రము రెజ్ అప్ ను స్పష్టం చేసుకోవాలి, స్పష్టీకరించుకోవాలి. కామకళాలయం శేషం వామమిత్యాదిన పూర్వేణాధ్వన విద్యేయం సర్వరక్షాకరి వ్యాచక్షతే. ఏవమేతేన విద్యాం త్రిపురేశీం స్పష్టీకృత్వ. జాతవేదస ఇత్యాదినా జాతో దేవ ఏక ఈశ్వరః పరమో జ్యోతిర్మంత్రతో వేతి తురియం వరం దత్వా బిందుపూర్ణ జ్యోతిస్థానం కృత్వా ప్రథమస్యాద్యం ద్వితీయం చ తృతీయం చ సర్వరక్షాకరి సంబంధం కృత్వా కామకళాలయం శేషం వామం ఇత్యాదినా పూర్వేణాధ్వన విద్యేయం సర్వరక్షాకరి ఇతి ఆచక్షతే. ఏవం ఏత ఏన విద్యాం త్రిపుర ఈశీం స్పష్టీకృత్వా జాత వేదస ఇతి ఆదినా జాతో దేవ ఏక ఈశ్వరః పరమో జ్యోత్యః మంత్రతో వేతి తురియం వరం దత్వా బిందుపూర్ణ జ్యోత్యః స్థానం కృత్వా ప్రథమస్య ఆద్యం ద్వితీయం చ తృతీయం చ సర్వరక్షాకరీ సంబద్ధం కృత్వా కామకళాలయమును తెలుసుకొని వాం మొదలైన పూర్వమార్గముచే సునవాల్లో సునమార్గముచే ప్రవచితమైన శ్రీవిద్య సర్వరక్షాకరి అని చెప్పబడుతోంది. అట్టి త్రిపురీ విద్యను స్పష్టీకరించుకొని జాతవేదస అను ఆదిచే జాతోదేవ ఏకీశ్వరః ఈశ్వరుడు ఏకరూపుడు మొదటగా సర్వదా కూడా అని గ్రహించబడుగాక. అట్టి ఈశ్వరుడు సమస్తమునకు పరమజ్యోతి స్వరూపుడు. పరమోజ్యోతి మనన రూపమంత్రం వలన తురియవర స్థానమును చేరి దానిని బిందుపూర్ణ జ్యోతిస్థానముగా దర్శించాలి. జాతవేదసే సునవామ సోమహ మంత్రము యొక్క ప్రథమంచే ఆద్యమును మొదటి దాని యొక్క మొదలును రెండవదానిని మూడవదానిని సర్వరక్షాకరి సంబద్ధముగా చేయాలి. విద్యామాత్మాసనరూపిణీ స్పష్టీకృత్వా జాతవేదసే సునవామ సోమమిత్యాది పఠిత్వా రక్షాకరీం విద్యాం స్మృత్వాద్యంతయోర్ధాంనో శక్తిశివరూపిణీం వినియోజ్యస ఇతి శక్త్యాత్మకం వర్ణం సోమమితి శైవాత్మకం ధామ జానీయత్ యో జానితే స సుభగో భవతి. ఏవమేతాం చక్రాసనగతాం త్రిపురవాసినీం సదోదితాం శివశక్త్యాత్మకమవేదితాం జాతవేదాః శివ ఇతి సేతి శక్త్యాత్మాక్షరమితి. మూడు విద్యాం ఆత్మా ఆసనరూపిణీం స్పష్టీకృత్వా జాతవేదసే సునవామ సోమం ఇత్యాది పఠిత్వా రక్షాకరీ విద్యాం స్మృత్యా ఆద్యంతయోః ధామ్నోః శక్తి శివరూపిణీం వినియోజ్య స ఇతి శక్తి ఆత్మకం వర్ణం సోమం ఇతి శైవాత్మకం ధామ జానీయాత్ యో జానితే స సుభగో భవతి. ఏవం ఏతాం చక్రాసనగతాం త్రిపురవాసినీం విద్యాం స్పష్టీకృత్వా జాతవేదసే సునవామ సోమం ఇతి పఠిత్వా త్రిపురేశ్వరీ విద్యాం సదోదితాం శివసత్యాత్మికాం ఆవేదితాం జాతవేదాః శివ ఇతి స ఇతి సేతి శక్త్యాత్మా అక్షరం ఇతి. జాతవేదసే సునవామ సోమం ఇత్యాదిగా గల దుర్గాసూక్త మంత్రమును రొకును పఠిస్తూ శ్రీ విద్యచే ఆత్మాసనరూపిణీ అగు త్రిపుర సుందరిని స్పష్టీకరించుకుంటూ రక్షాకరి విద్యను ధారణ చే స్మరించుకుంటూ ఉండాలి. ఆద్యంతము ఫ్రోమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ శక్తి శివ ఏకరూపధామము స్థానము ను వినియోగించుకుంటూ ఉండాలి. సోమలో సా శక్త్యాత్మక వర్ణము సోమతీతి అని శైవాత్మక వర్ణమును తెలుసుకుంటూ ద్యోను ఎరుగుచున్నవాడు సర్వసుభాగములను సుందరము యోగము అయినవన్నీ పొందగలడు. మంగళప్రదమైనవన్నీ సిద్ధించుకుంటున్నాడు. ఈ విధంగా చక్రాసనగతము అయినట్టి త్రిపురవాసిని విద్యని హృదయంలో సుస్పష్టపరచుకోవాలి. అందుకుగాను జాతవేదసే సునవామ సోమం రుకును పఠిస్తూ ఉండాలి. అట్టి త్రిపురేశ్వరి విద్యచే సదోదితము సత్ నుండి ఉదితము శివశక్త్యాత్మకము నుండి బయల్వెడలెనది అగు జాతవేదసుడే శివుడు. స అనగా అక్షరమగు శక్త్యాత్మకము శివాదిశత్యంతరాలభూతాం త్రికుటాదిచారిణి సూర్యాచంద్రనమస్కాం మంత్రాసనగతాం త్రిపురం మహాలక్ష్మీం సదోదితాం స్పష్టీకృత్వా జాతవేదసే సునవామ సోమమిత్యాది పఠిత్వా పూర్వం సదాత్మాసనరూపాం విద్యాం స్మృత్వా వేద ఇత్యాదినా విశ్వాహ సంతతోదే బైందవముపరి విన్యస్య సిద్ధాసనస్థాం త్రిపురాం మాలినీం విద్యాం స్పష్టీకృత్వా శివాదిశక్తి అంతరాళభూతాం త్రికూటాది చారిణీం సూర్యా చంద్రమస్కాం మంత్రాసనగతాం త్రిపురాం మహాలక్ష్మీం సదోదితాగ్ స్పష్టీకృత్వా జాతవేదసే సునవామ సోమం ఇత్యాది పఠిత్వా పూర్వాగ్ సదాత్మాసనరూపాం విద్యాగ్ స్మృత్వా వేద ఇత్యాదినా విశ్వాహాసంత ఉదయ బైందవం ఉపరి విన్యస్య సిద్ధాసనస్థాం త్రిపురాం మాలిని విద్యాగ్ స్పష్టీకృత్వా శివ అనబడు శివాదిశక్తికి అంతర్భూతమును శక్తియే శివగా గమనించాలి. త్రికుటాది సంచారణి సూర్య చంద్రాత్మికము మంత్రాసనగతము మధ్ధనము యొక్క అంతరధ్యానదేవి అగు త్రిపురేశ్వరి మహాలక్ష్మిని బుద్ధికి స్పష్టీకరించుకోవాలి. జాతవేదసే సునవామ సోమం రొక్కు మంత్రము ను పఠిస్తూ సమస్తమునకు పూర్వమే ప్రకాశమానమై ఉన్న ఆత్మాసనరూప విద్యను స్మరిస్తూ ఉండాలి. వేదోపనిషత్ మొదలైన వాటిచే విశ్వాహాసంతదయ బైందవము ఈ విశ్వరచన చమత్కృతి కి ఆవల విన్యాస రూపిణి అయి సిద్ధాసనము నందు వేంచేసిన త్రిపుర మాలిని గురించిన విద్యను స్పష్టీకరించుకోవాలి. జాతవేదసే సునవామ సోమమిత్యాది పఠిత్వా త్రిపురాం సుందరీం శ్రిత్వా కలే అక్షరే విచింత్య మూర్తిభూతాం మూర్తిరూపిణీం సర్వవిద్యేశ్వరీం త్రిపురాం విద్యాం స్పష్టీకృత్వా జాతవేదస ఇత్యాది పఠిత్వా త్రిపురాం లక్ష్మీం శ్రిత్వాగ్నిం నిదహాతి. నాలుగు జాతవేదసే సునవామ సోమం ఇత్యాది పఠిత్వా త్రిపురాం సుందరీం శ్రిత్వా కలే అక్షరే విచింత్య మూర్తిభూతాం మూర్తిరూపిణీం సర్వ విద్యేశ్వరీం త్రిపురాం విద్యాగ్ స్పష్టీకృత్వా జాతవేదస ఇత్యాది పఠిత్వా త్రిపురాం లక్ష్మీం శ్రిత్వా అగ్నిం నిదహాతి. ఈ విధంగా జాతవేదసే సునవామ సోమం ఇత్యాదిగా గల సూక్తమును పఠిస్తూ బాల త్రిపుర సుందరిదేవిని ఆశ్రయించాలి. కలే రేతస్సు రూపంగా ఉండి ఉన్నట్టి అక్షర రూపమును విచారణ చేస్తూ ఉండాలి. ఈ త్రిజగత్తులుగా మూర్తి భవించినది మూర్తి రూపిణి సర్వ విద్యలకు ఈశ్వరి అయినట్టి త్రిపురీ సంబంధమైన త్రిపుర విద్యను స్పష్టీకరించుకోవాలి. జాతవేదస ఇతి ఆదిగా గల సూక్తమును పాఠిస్తూ త్రిపుర లక్ష్మీదేవిని ఆశ్రయిస్తూ అగ్నిని ప్రజ్వలింపజేయాలి. శైవమజ్ఞాననే జ్వలతీతి విచింత్య త్రిజ్యోతిషమైశ్వరీం త్రిపురామంబాం విద్యాం స్పష్టీకుర్యాత్ సా ఏవ ఇయం అగ్ని ఆసనే జ్వలతి ఇతి విచింత్య త్రిజ్యోతిషం ఈశ్వరీం త్రిపురాం అంబాం విద్యాం స్పష్టీకుర్యాత్. ఆ త్రిపురేశ్వరీదేవి అగ్నియందు ప్రజ్వలిస్తూ ఉన్నదని విచింత్యము భావించాలి. అట్టి త్రిజ్యోతి స్వరూపిణి జగజ్యోతి జీవజ్యోతి అఖండజ్యోతి స్వరూపిణి సమస్తముగా విస్తరించియున్న ఈశ్వరి జాగ్రత్ స్వప్నసుషుప్తి పురములు తానే అయి ఉన్న త్రిపురాం త్రిపురముల స్వరూపిణి అంబామంబా అను పేరుగలది. త్రిజ్యోతిషం ఈశ్వరీం త్రిపురాం అంబాం విద్యను స్పష్టీకరించుకోవాలి. ఏవమేతేన స నః పర్షదతి దుర్గాణి విశ్వేత్యాదిపర ప్రకాశిని ప్రత్యద్భుతాకార్య విద్యేయమాహ్వానకర్మాణి సర్వతో ధీరేతి వ్యాచక్షతే ఏవం ఏత ఏన స నః పర్షదతి దుర్గాణి విశ్వా ఇతి ఆది పరమ ప్రకాశిని ప్రత్యక్భూత కార్య విద్యేయం ఆహ్వానకర్మణి సర్వతో ధీరా ఇతి వ్యాచక్షతే స నః పర్షదతి దుర్గాణి విశ్వా ఈ సంక్లిష్టమగు విశ్వమును చిత్రీకరించి ప్రసాదించు దేవి. పరమప్రకాశిని ఆ సమస్తమునకు పరమావధగా ప్రకాశమానమైయున్నది. పంచభూతములకు ప్రత్యేకమై వేరే సమస్త భౌతికమునకు నిర్మాత. సృష్టి కార్యమును నిర్వర్తించునది. అట్టి ఆ దేవదేవియే సర్వత్రాధి బుద్ధి రూపిణి ఆయి సమస్త కర్మలు నిర్వర్తించుచున్నది. ఏవమేతద్విద్యాష్టకం మహామాయ దేవ్యంగభూతం వ్యాచక్షతే. ఏవం ఏతద్విద్యాష్టకం మహామాయ దేవీ అంగభూతం వ్యాచక్షతే. ఇదంతా కూడా ఆ దేవి యొక్క మహామాయ విద్యాష్టకమే. అష్టవిధ ప్రకృతి పంచభూతములు మనోబుద్ధి చిత్తములు అపరేయం ఇతి. ఇదంతా శ్రీదేవి యొక్క అంగములకు శరీరము వంటిదని దేవి అంగభూతము గురించి చెప్పబడుతోంది. దేవా హవై భగవంతమృవన్మహాచక్రనాయకం నో బ్రూహీతి సార్వకామికం సర్వారాధ్యం సర్వరూపం విశ్వతోముఖం మోక్షద్వారం యద్యోగిన ఉపవిశ్య పరం బ్రహ్మ భిత్వా నిర్వాణముపవిశంతి. తాన్హోవాచ భగవాన్ శ్రీచక్రం వ్యాఖ్యాస్యమైతి. దేవ ఆహ వై భగవంతం అబ్రువన్ మహాచక్ర నాయకం నో బ్రూహి ఇతి. సార్వకామికం సర్వ ఆరాధ్యం సర్వరూపం విశ్వతోముఖం మోక్షద్వారం యత్యోగిన ఉపవిశ్య పరం బ్రహ్మ భిత్వా నిర్వాణం ఉపవిశంతి ఇతి. తాన్హ ఉవాచ భగవాన్ శ్రీచక్రం వ్యాఖ్యాస్యమ ఇతి. దేవతలు భగవానుని ఈ విధంగా అర్థించారు. దేవతలు, ఓ మహాదేవ, మహాచక్ర నాయకము గురించి మాకు దయతో వివరించి చెప్పండి. సర్వకామికము అందరికీ ఆరాధ్యము సర్వస్వరూపము ఈ విశ్వమంతా తన ముఖముగా కలిగియున్నది. అగు ఏ పరబ్రహ్మము అనే మోక్షద్వారము తెరచి నిర్వాణము అనో స్థానములో యోగులు ప్రవేశించి ప్రశాంతానందులే ఉంటున్నారు. భగవానుడు మీరు అడిగిన దానికి సమాధానముగా మనము శ్రీచక్రము గురించి వివరించుకుందాము, వ్యాఖ్యానించుకుందాము. త్రికోణం త్రేస్రం కృత్వ తదంతర్మధ్యవృత్తమానేష్టరేఖామాకృషీయ విశాలం నీత్వాగ్రతో యోనిం కృత్వా పూర్వయోన్యగ్రరూపిణీం మానేష్టిం కృత్వా తాం సర్వోర్ధ్వాం నీత్వా యోనిం కృత్వాద్యం త్రికోణం చక్రం భవతి. ద్వితీయమంతరాలం భవతి. తృతీయమష్టయోన్యంకితం భవతి. ఐదువ త్రికోణం త్రేస్రం కృత్వా తత్ అంతర్మధ్యవర్తి వృత్తమాన యష్టిరేఖాం ఆకృష్య విశాలం నీత్వా అగ్రతో యోనిం కృత్వా అపూర్వ. మూడు భుజములు గల త్రికోణము చేసి ఆ త్రికోణములోపల మధ్యవర్తి అయి మానేష్ఠీ రేఖను లాగి త్రికోణము ఆ మధ్యవర్తిని విశాలము చేసి పైనగా యోని రంధ్రము చేసి పూర్తి చేయాలి. యోని అగ్రరూపిణీ మానేష్ఠిం కృత్వా తాం సర్వ ఊర్ధ్వాం నీత్వా యోనిం కృత్వాద్యం త్రికోణం చక్రం భవతి. ద్వితీయం అంతరాళం భవతి. తృతీయం అష్టయోని అంకితం భవతి. యోని అగ్రరూపిణీ అయినట్టి మానేష్ఠి దండ వలెచేసి అంతకు ఊర్ధ్వముగా పొడిగించి యోనిగా చేస్తే మొదటిది ఆద్య త్రికోణం చక్రము అగుచున్నది, ద్వితీయము రెండవది అంతరాళము అగుచున్నది, మూడవది అష్టయోని అంకితముగా అవుతోంది. అథాష్టార చక్రాద్యంత విదిక్కోణాగ్రతో రేఖాం నీత్వా సాధ్యాద్యాకర్షణబద్ధ రేఖాం నీత్వేత్యేవంతోర్ధ్వ సంపుటయోన్యంకితం కృత్వా కక్షాభ్య ఊర్ధ్వగరేఖాచతుష్టయం కృత్వా యథాక్రమేణ మానేష్టిద్వైన దశయోన్యంకితం చక్రం భవతి. అథ అష్టార చక్ర ఆద్యంత విదిక్కోణాగ్రతో రేఖాం నీత్వా సాధ్యాది ఆకర్షణబద్ధరేఖాం నిత్వేతి ఏవ మధోర్ధ్వ సంపుట యోని అంకితం కృత్వా కక్షాభ్య ఊర్ధ్వగ రేఖాచతుష్టయం కృత్వా యథాక్రమేణ మానేష్టిద్వైన దశయోని అంకితం చక్రం భవతి. ఇక అష్టభుజ ఎనిమిది చక్రమును ఆద్యంతము అన్ని దిక్కుల కోణాగ్రములతో కూడిన రేఖలను పొడిగించి సాధ్యాది ఆకర్షణబద్ధ రేఖను పొడిగించాలి. పైన క్రింద సంపుట యోని అంకితము చేయాలి. కక్ష్యల నుండి ప్రక్కలకు రేఖలను పైకి పోవు విధంగా గీసి యథాక్రమంగా మానేష్టిద్వయము చేసినప్పుడు ఆది దశయోని అంకితము అవుతోంది. అనేనైవ ప్రకారేణ పునర్దశరచక్రం భవతి. మధ్యత్రికోణాగ్రచతుష్టయ రేఖాచరాగ్రకోణేషు సంయోజ్య తద్దశరాంశతోనితాం మానేష్టిరేఖాం యోజయిత్వా చతుర్దశరం చక్రం భవతి. తతోష్టపత్రసంవృతం చక్రం భవతి. షోడశపత్రసంవృతం చక్రం చతుర్ద్వారం భవతి. తతః పార్థివం చక్రం చతుర్ద్వారం భవతి. అనేన ఏవ ప్రకారేణ పునః దశ అరచక్రం భవతి. మధ్య త్రికోణ అగ్రచతుష్టయాత్ రేఖ అచర అగ్రకోణేషు సంయోజ్య తద్దశారాంశతో నీతాం మానేష్టి రేఖాం యోజయిత్వా చతుర్దశారం చక్రం భవతి. తతో అష్టపత్ర సంవృతం చక్రం భవతి, షోడశ పత్ర సంవృతం చక్రం చతుర్ద్వారం భవతి, తతః పార్థివ చక్రం చతుర్ద్వారం భవతి. ఈ ప్రకారంగా మరల పునర్నిర్వర్తించటం చేత దశరా చక్రము అవుతుంది. మధ్య త్రికోణము అగ్రచతుష్టయము రేఖాచార అగ్రచతుష్టయము యొక్క కోణములందు కలిపి దశరా చక్రాంశలను పొడిగించి మానరేఖను కలిపితే అది చతుర్దశరా చక్రము అవుతుంది. పై విధంగా అష్టపత్ర సంవృత చక్రము అగుచున్నది. షోడశ పదహారు పత్ర సంవృతము అగు చక్రము చతుర్ద్వారము కలిగినది అవుతుంది. అద్దాని పార్థివ చక్రము చతుర్ద్వారము. ఏవం సృష్టియోగేన చక్రం వ్యాఖ్యాతం. నవాత్మకం చక్రం ప్రాతిలోమ్యేన వావత్మి. ప్రథమం చక్రం త్రైలోక్యమోహనం భవతి. ఏవం సృష్టియోగేన చక్రం వ్యాఖ్యాతం. నవాత్మకం చక్రం ప్రాతిలోమ్యేన వావత్మి. ప్రథమం చక్రం త్రైలోక్యమోహనం భవతి. ఈ విధంగా సృష్టియోగ చక్రము వ్యాఖ్యానించబడుతోంది. నవాత్మక చక్రమును ప్రతిలోమ్యముగా అవరోహణ క్రమంగా చెప్పుకొందాము. ప్రథమ మొదటి చక్రము త్రైలోక్యమోహనము. సాణిమాధ్యష్టకం భవతి, సమాత్రష్టకం భవతి, ససర్వసంక్షోభిణ్యాదిదశకం భవతి, సప్రకటం భవతి, త్రిపురయాధిష్ఠితం భవతి, ససర్వసంక్షోభిణీముద్రయ జుష్టం భవతి, ఆరువ సాణిమాది అష్టకం భవతి, సమాత్ర అష్టకం భవతి, ససర్వసంక్షోభిణీ ఆది దశకం భవతి, సప్రకటం భవతి, త్రిపురయాధిష్ఠితం భవతి, ససర్వసంక్షోభిణీముద్రయ జుష్టం భవతి. అట్టి ఈ చక్రోపాసనము అణిమ గరిమ లఘిమ మహిమ ఈసిత్వవశీయ ప్రాకాన్యు ఇచ్ఛా అనబడే అష్టసిద్ధులు ప్రసాదించినది. అట్టివానికి మాత్రాష్టకము బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి చాముండి వారాహి ఇంద్రాణి అనుగ్రహము సిద్ధించగలదు. సర్వసంక్షోభిణీ మొదలుగా గలదశకము యొక్క అనుగ్రహము పొందగలరు. త్రిపురేశ్వరి ఆత్మవిద్య ప్రకటనమవగలదు. సర్వసంక్షోభిణీ ముద్ర ధారణ చేసిన ఫలము లభించగలదు. ద్వితీయం సర్వాశాపరిపూరకం చక్రం భవతి. సకామాద్యాకర్షిణీ షోడశకం భవతి, సగుప్తం భవతి, త్రిపురేశ్వర్యాధిష్ఠితం భవతి, సర్వవిద్రావిణీముద్రయా జుష్టం భవతి. తృతీయం సర్వసంక్షోభణం చక్రం భవతి. సానంగకుసుమాద్యష్టకం భవతి, సగుప్తతరం భవతి, త్రిపురసుందర్యాధిష్ఠితం భవతి, సర్వాకర్షిణీముద్రయా జుష్టం భవతి. ద్వితీయం సర్వ ఆశాపరిపూరకం చక్రం భవతి. సకామాది ఆకర్షిణీ షోడశకం భవతి, సగుప్తం భవతి, త్రిపురేశ్వరి అధిష్ఠితం భవతి, సర్వవిద్రావిణీ ముద్రయా జుష్టం భవతి. తృతీయం సర్వసంక్షోభణం చక్రం భవతి. సానంగకుసుమాది అష్టకం భవతి, సగుప్తతరం భవతి, త్రిపురసుందర్యా అధిష్ఠితం భవతి, సర్వాకర్షిణీ ముద్రయా జుష్టం భవతి. ద్వితీయ రెండవ చక్రసిద్ధి ఇది. సర్వ ఆశలు ఆశయాలు సిద్ధింపచేయు చక్రము. కామ ఆదిగా గల ఆకర్షిణీ షోడశకం పదహారు అనే ఫలము పొందగలరు. గుప్తముగు ఆత్మభావన అనునిత్యమవగలదు. త్రిపురీ అధిష్ఠితము లభించగలదు. సర్వ విద్రావిణీ ముద్ర ఫలము పొందగలరు. తృతీయ మూడవ చక్రోపాసనచే సర్వ సంక్షోభణ చక్రము అనంగకుసుమతో మొదలయ్యే అష్ట ఐదు అష్టమాతృక అనుగ్రహము గుప్తతరము లభించగలవు. త్రిపురసుందరి అధిష్ఠానము పొందగలరు. సర్వాకర్షిణీ ముద్ర సిద్ధించగలదు. తురియం సర్వసౌభాగ్యదాయకం చక్రం భవతి. ససర్వసంక్షోభిణ్యాదిద్విసప్తకం భవతి, ససంప్రదాయం భవతి, త్రిపురవాసిన్యాధిష్ఠితం భవతి, ససర్వవసంకరిణిముద్రయ జుష్టం భవతి, తురీయాంతం సర్వార్థసాధకం చక్రం భవతి, ససర్వసిద్ధిప్రదాదిదశకం భవతి, సకలకౌలం భవతి, త్రిపుర మహాలక్ష్మ్యాధిష్ఠితం భవతి, మహోన్మాదని ముద్రయా జుష్టం భవతి, తురియన్ సర్వ సౌభాగ్యదాయక చక్రం భవతి, ససర్వ సంక్షోభిణీ ఆది ద్విసప్తకం భవతి, ససంప్రదాయం భవతి, త్రిపురవాసిని అధిష్ఠితం భవతి, ససర్వవసంకరీ ముద్రయా జుష్టం భవతి, తురియాంతం సర్వార్థ సాధకం చక్రం భవతి, ససర్వసిద్ధి ప్రదాది దశకం భవతి, సకలకౌళం భవతి, త్రిపురా మహాలక్ష్మీ అధిష్ఠితం భవతి, మహా ఉన్మోదిని ముద్రయా జుష్టం భవతి, నాలుగు వదగు తురియగము అనబడే చక్రము సర్వ సౌభాగ్యదాయక చక్రము. అది సర్వసంక్షోభిణి ఆదిగా ద్విసప్తకము 14 అనబడుతోంది. అది సంప్రదాయకము, త్రిపురవాసిని యొక్క అధిష్టము. అది సర్వవశంకరీ ముద్రతో కూడినది. అట్టి తురియాంతం 5వది సర్వార్థ సాధకము, సర్వసిద్ధి ప్రదము మొదలగు దశకము 10 లభించగలదు, సకల కౌడము అవగలదు. మహాలక్ష్మి అధిష్ఠితము మహా ఉన్మోదిని ముద్రతో కూడినది. షష్ఠం సర్వరక్షకరం చక్రం భవతి, ససర్వజ్ఞత్వాదిదశకం భవతి, సనిగర్భం భవతి, త్రిపురమాలిన్యాధిష్ఠితం భవతి, మహాంకుసముద్రయా జుష్టం భవతి, సప్తమం సర్వరోగహరం చక్రం భవతి, సర్వవసిన్యాధిష్ఠకం భవతి, సరహస్యం భవతి, త్రిపురసిద్ధ్యాధిష్ఠితం భవతి, సఖేచరిముద్రయా జుష్టం భవతి, షష్ఠం సర్వరక్షకరం చక్రం భవతి, ససర్వజ్ఞత్యాది దశకం భవతి, స నిర్గర్భం భవతి, త్రిపురమాలిని అధిష్ఠితం భవతి, మహా అంకుశముద్రయా జుష్టం భవతి, సప్తమం సర్వరోగహరం చక్రం భవతి, సవసిని ఆది అష్టకం భవతి, సరహస్యం భవతి, త్రిపురసిద్ధయ అధిష్ఠితం భవతి, ఖేచరీ ముద్రయా జుష్టం భవతి. 6వ చక్రము సర్వరక్షకరచక్రము, సర్వజ్ఞత్వము మొదలుగా దశకము, నిర్భరము, అతిశయము, త్రిపురామాలిని అధిష్ఠితము, మహా అంకుశముద్రతో కూడినది. 7వ చక్రము సర్వరోగహరచక్రము, వసిని ఆది వసిన్యాది అష్టకముతో అష్టసిద్ధితో కూడినది. పై విశేషముతో కూడిన శ్రీచక్రోపాసనచే త్రిపురా రహస్యం దష్టదృశ్యముల ఏకత్వ రూపమగు సోహం తత్వం ను పొందుతాడు. త్రిపుర తత్వసిద్ధిచే అధిష్ఠితుడు అచీవ్డ్ అవుతాడు. ఖేచరిముద్రను సేవించినవానికి అది తేలికగా లభించగలదు. అష్టమం సర్వసిద్ధిప్రదం చక్రం భవతి, సాయుధచతుష్టయం భవతి, సపరాపరరహస్యం భవతి, త్రిపురాంబయాధిష్ఠితం భవతి, బీజముద్రయాధిష్ఠితం భవతి. 7 అష్టమం సర్వసిద్ధిప్రదం చక్రం భవతి, సాయుధ చతుష్టయం భవతి, సపర అపర రహస్యం భవతి, త్రిపుర అంబయ అధిష్ఠితం భవతి, బీజముద్రయాం జుష్టం భవతి. 8వ చక్రోపాసన సర్వసిద్ధి ప్రదమైనది. ఆయుధ చతుష్టయము విష్ణుదేవుని బాణము ఖడ్గము శంఖము చక్రముల ప్రభావము పొందగలడు. త్రిపురాంబికచే అధిష్ఠితము. బీజము ధరించినవానికి సులభ్యము. బీజోపాసన సమస్త భావపరంపరలకు ఆది అగు ఉత్పత్తి స్థానమును బుద్ధితో గమనించి ఉపాసించటము. 9వ చక్రనాయకం సర్వానందమయం చక్రం భవతి, సకామేశ్వర్యాదిత్రికం భవతి, సాతిరహస్యం భవతి, మహాత్రిపుర సుందర్యాధిష్ఠితం భవతి, యోనిముద్రయా జుష్టం భవతి, సంక్రామంతి వై సర్వాణి ఛందాంసి చకారాణి, తదేవ చక్రం శ్రీచక్రం. 9వ చక్రనాయకం సర్వ ఆనందమయం చక్రం భవతి, సకామేశ్వరి ఆదిత్రికం భవతి, సాతిరహస్యం భవతి, మహాత్రిపుర సుందర్యా అధిష్ఠితం భవతి, యోనిముద్రయా జుష్టం భవతి, సంక్రామంతి వై సర్వాణి ఛందాంసి చక్రారాణి, తత్ ఏవ చక్రం శ్రీచక్రం. 9వ 9వ చక్రము కీది చక్రనాయకము సర్వానందమయ చక్రము, కామేశ్వరి ఆదిగా 3 కయుక్తము అతి రహస్యము, మహాత్రిపుర సుందరిచే అధిష్ఠితము, యోనిముద్రతో కూడినది, త్రికోణయుక్తము కామేశ్వరి, భగమాలిని, వారాహి, ఇచ్ఛుబుద్ధ్యాలోచన స్రవంతుల అధిదేవతలు, సమస్త ఛందస్సులు, వేదములు చక్రపుటాలుగా సంక్రమిస్తున్నాయి. ఈ చక్రమే శ్రీచక్రము. తస్య నాభ్యామగ్నిమండలే సూర్యాచంద్రమసౌ తత్రోంకారపీఠం పూజయిత్వా తత్రాక్షరం బిందురూపం తదంతర్గత వ్యోమరూపిణీం విద్యాం పరమాం స్మృత్వా మహాత్రిపురసుందరీమావాహ్య. తస్య నాభ్యాం అగ్నిమండలే సూర్యాచంద్రమాసౌ తత్ర ఓంకారపీఠం పూజయిత్యా తత్ర అక్షరం బిందురూపం తత్ అంతర్గత వ్యోమరూపిణీం విద్యాం పరమాం స్మృత్వా మహాత్రిపురసుందరీం ఆవాహ్య. మహాదేవులు దేవతలతో శ్రీచక్రము గురించి ఇట్లు చెప్పసాగారు. మహాదేవుడు అట్టి శ్రీచక్రము యొక్క నాభియందు మధ్యగా అగ్నిమండలము, ఆ మండలమునందు సూర్యచంద్రులను భావించాలి, అందు ఓంకారపీఠమును పూజించాలి, అందు డోట్ బిందురూపాక్షరమును బిందువు క్షరములేని ఆత్మకు సంజ్ఞగా ఉపాసించాలి, ఓంకారమును పఠించాలి, ఆకాశ రూపిణి పరమ విద్యాస్వరూపిణి అగుదేవిని స్మరించాలి, మహాత్రిపురసుందరిని ఆహ్వానించి మానసిక పూజ, ఆయా పూజా ద్రవ్యములతో పూజ నిర్వర్తించాలి. క్షీరేణ స్నాపితే దేవి చందనేన విలేపితే బిల్వపత్రార్చితే దేవి దుర్గేహం శరణం గతః ఇత్యేకేచ్చ ప్రార్థ్య మాయాలక్ష్మీతంత్రేణ పూజయదితి భగవాన్ అబ్రవీత్ ఏతైర్మంత్రైర్భగవతీం యజేత్ తతో దేవీ ప్రీతా భవతి స్వాత్మానం దర్శేతి. క్షీరేణ స్నాపితే దేవి చందనేన విలేపితే బిల్వపత్ర అర్చితే మాతః దుర్గే అహం శరణం గతః ఇతి ఏకేచ్చ ప్రార్థ్య మాయాలక్ష్మీమంత్రేణ పూజయేత్ ఇతి భగవాన్ అబ్రవీత్ ఏతయః మంత్రేః భగవతీం యజేత్ తతో దేవీ ప్రీతా భవతి స్వ ఆత్మానం దర్శేతి. ఓ త్రిపురసుందరీదేవి, నీకు ఇదిగో క్షీరముతో స్నానము చేయించి చందనము గంధము తో పూత పూస్తూ పూజిస్తున్నాను, బిల్వ మారేడు పత్రములతో సేవిస్తున్నాను. ఓ దుర్గాదేవి, నీకు శరణాగతుడను అగుచున్నాను. ఈ విధంగా రుకులతోనూ నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠే సురపూజితే త్వను లక్ష్మీ అష్టకముతో మాయాలక్ష్మీ మంత్రముతో పూజించాలి. భగవానుడు ఓ దేవతలారా, అట్టి మంత్రముతో పూజా ద్రవ్యములతో శ్రీచక్ర అంతర్గతమైన శ్రీదేవిని పూజిస్తూ ఉండగా ఆ త్రిపురాదేవి ప్రీతి చెందును. ఆ విధంగా తుష్టి చెందిన ఆ దేవి ఆత్మయొక్క స్వరూపమును దర్శింపజేయగలదు. తస్మాద్య ఏతైర్మంత్రైర్యజతి స బ్రహ్మ పశ్యతి, స సర్వం పశ్యతి, సోమృతత్వం చ గచ్చతి. యా ఏవం వేదేతి మహోపనిషత్ ఇతి ద్వితీయోపనిషత్ 2. తస్మాత్ య ఏతయః మంత్రయః యజతి స బ్రహ్మ పశ్యతి, స సర్వం పశ్యతి, సో అమృతత్వం చ గచ్చతి య ఏవం వేద ఇతి మహోపనిషత్. ఈ విధంగా శ్రీచక్ర నాభిస్థాన అంతర్గతాగు ఆ శ్రీచక్ర త్రిపురసుందరిని జాతవేదసే నమస్తేస్తూ మహామాయే మొదలైన మంత్రములతో ఉపాసించువాడు బ్రహ్మమును దర్శించగలడు. జనన మరణ చక్రము నుండి విడివడి అమృతత్వము సిద్ధించుకోగలడు, ఆత్మను ఎరుగగలడు. ఇతి త్రిపురా తాపిన్యపనిషత్ అంతర్గత ద్వితీయోపనిషత్ తృతీయోపనిషత్ దేవా హవై ముద్రాహ సృజేమేతి భగవంతమబ్రువన్ తాన్ హోవాచ భగవానవని కృతజానమండలం విస్తీర్య పద్మాసనం కృత్వా ముద్రాహ సృజతేతి స సర్వాన కశ్యేతి యో యోని ముద్రామధీతే స సర్వం వేత్తి స సర్వఫలమశ్నుతే స సర్వాన్ భంజయతి స విద్వేషినం స్తంభయతి. 1. ఓం దేవా హవై ముద్రాహ సృజేమేతి భగవంతం అబ్రువం తాన్హ ఉవాచ భగవాన్ అవని కృతజాను మండలం విస్తీర్య పద్మాసనం కృత్వా ముద్రాహ సృజత ఇతి స సర్వాన్ ఆకర్షేతి యో యోనిముద్రాం అధీతే స సర్వం వేత్తి స సర్వఫలం అశ్నుతే స సర్వాన్ భంజేతి స విద్వేషినం స్తంభయతి. దేవతలు భగవాన్ ఇప్పుడు ఇక మేము దేవీ ధ్యానము కొరకే ముద్రలను సృజించదలుచుచున్నాము. భగవానుడు, ఓ దేవతలారా, అట్లాగే సృజించండి. నేలపై ఆసీనులై మోకాళ్లను విస్తరించి పద్మాసనము ధరించి ముద్రలను సృజించెదరుగాక. ఎవరైతే యోనిముద్రను అధ్యయనము చేస్తాడో అట్టివాడు అందరినీ ఆకర్షించగలడు, సర్వఫలములను పొందగలడు, అందరినీ జయించగలడు, శత్రువులందరినీ స్తంభింపచేయగలడు. యోనిముద్ర అరచేతిని గుంటగా చేసి చేతివేళ్లను పైకి ధారణ చేయటము, మధ్యమే అనామికోపరి విన్యస్య కనిష్ఠికాంగుష్ఠతోధీతే ముక్తయోస్తర్జన్యోర్దండవదస్తాదేవం విధా ప్రథమా సంపద్యతే సైవ మిలితమధ్యమా ద్వితీయ తృతీయాంకుశాకూతిరితి ప్రాతిలోమేన పాణి సంఘర్షేత్వాంగుష్ఠో సాగ్రిమో సమాధాయ తురీయ. మొదటి ముద్ర మధ్యమే అనామికా ఉపరి విన్యస్య కనిష్ఠిక అంగుష్ఠతో అధితే ముక్తయోహ తర్జన్యోహ దండవత్ అధస్తాత్ ఏవం విధా ప్రథమా సంపద్యతే. రెండవ ముద్ర సా ఏవ మిళిత మధ్యమా ద్వితీయ. మూడవ ముద్ర తృతీయ అంకుశ ఆకృత్యః ఇతి. నాలుగవ ముద్ర ప్రాతిలోమేన పాణి సంఘర్షేత్వ అంగుష్ఠో సాగ్రిమో సమాధాయ తురీయ. ముద్రలు: మొదటి ముద్ర చేతి మధ్యవేలును అనామిక చేతి ఉంగరం వ్రేలు పై విస్తరించి ఉంచి కనిష్ఠ చీటికన వ్రేలు బొటన వ్రేలుతో తాకించి ఉంచి తర్జనిని చూపుడు వ్రేలును దండమువలే ధరించి ఉంచటము. రెండవ ముద్ర మధ్యమ వేలుపై చూపుడు వేలును ధరిస్తే అది రెండవ ముద్ర. మూడవ ముద్ర మధ్యవేలు విస్తరించి అంకుశము వలె వ్రేళ్లను ధరించినది మూడవ ముద్ర. నాలుగవ ముద్ర చేతులను ఎదురెదురుగా ప్రాతిలోమముగా చొనిపి బొటన వ్రేలు చివరలను కలిపి కదలకుండా ధారణ చేయు ముద్ర నాలుగవ ముద్ర. పరస్పరం కనీసేదం మధ్యమాబద్ధే అనామికే దండిన్యౌ తర్జన్యావాలింగ్యాష్భ్య మధ్యమానఖ మిలితాంగుష్ఠో పంచమి సైవాగ్రేంకుశాకృతి షష్ఠి. దక్షిణశయే వామబాహుం కృత్వాన్యోన్యనామికే కనీసి మధ్యగతే మధ్యమే తర్జన్యక్రాంతే సరళాస్వంగుష్ఠౌ ఖేచరి సప్తమి. ఐదవ ముద్ర పరస్పరం కనీసేదం మధ్యమ అబద్ధే అనామికే దండిన్యౌ తర్జన్యా వా ఆలింగ్యౌష్భ్య మధ్యమా నఖ మిళిత అంగుష్ఠౌ పంచమి. ఆరవ ముద్ర సా ఏవ అగ్రే అంకుశ ఆకృత్యః షష్ఠి. ఏడవ ముద్ర దక్షిణశయే వామబాహుం కృత్వా అన్యోన్య అనామికే కనీయసి మధ్యగతే మధ్యమే తర్జన్య ఆక్రాంతే సరళసు అంగుష్ఠో ఖేచరీ సప్తమి. ఐదవ ముద్ర చిటికిన వ్రేలును మధ్య వ్రేలుతో కట్టి తాకించి అనామిక చూపుడు వ్రేలు ను కర్రలా చేయటము లేదా చూపుడు వ్రేలుతో చిటికిన మధ్య వ్రేలులను చుట్టబెట్టి బటన వ్రేలు మధ్యమ వ్రేలు గోళ్లను తాకించి ఉంచటము ఐదవ ముద్ర. ఆరవ ముద్ర ఐదవ ముద్రలో వలెనే చిటికిన వ్రేలు మధ్యమ వ్రేలులను అన్యోన్యగా తాకించి చూపుడు వ్రేలును చుట్టి సూటిగా అంకుశము వలె ధరించటము ఆరవ ముద్ర. ఏడవ ముద్ర ఖేచరి కుడిచేతిని ఎడమ భుజము బాహువు పై ఉంచి చిటికిన వ్రేలును ఉంగరపు వ్రేలును అన్యోన్యం చేసి చిటికిన వ్రేలుపై ఉంగరపు వ్రేలును తాకించి మధ్యగతం చేసి ఉంగరపు వ్రేలును చిటికిన వ్రేలుపై నుండి మధ్యగా విస్తరింపచేసి మధ్యమ వ్రేలును చూపుడు వ్రేలుతో ఆక్రమింపచేసి సరళముగా విడిగా బొటన వ్రేలును ధారణ చేయటము. ఇది ఖేచరి సప్తమి. ఏడవ ముద్ర సర్వోద్వే సర్వసంహృతి స్వమధ్యమానామికాంతరే కనీయసి పార్శ్వయోస్తర్జన్యావంకుశాఢ్యే యుక్తా సాంగుష్ఠయోగతోన్యోన్యం సమమంజలిం కృత్వాష్టమి. పరస్పరమధ్యమా పృష్ఠవర్తిన్యావనామికే తర్జన్యక్రాంతే సమే మధ్యమే ఆదాయాంగుష్ఠౌ మధ్యవర్తినౌ నవమీ ప్రతిపద్యతాయితి. ఎనిమిదవ ముద్ర రెండూ సర్వ ఊర్ధ్వే సర్వసంహృతి స్వమధ్యమా అనామికా అంతరే కనీయసి పార్శ్వయోహ తర్జన్య అంకుశాఢ్యే యుక్త సా అంగుష్ఠ యోగతో అన్యోన్యం సమం అంజలిం కృత్వా అష్టమి. తొమ్మిదవ ముద్ర పరస్పరమధ్యమా పృష్ఠవర్తిన్యాః అనామికే తర్జన్య ఆక్రాంతే సమే మధ్యమే ఆదాయ అంగుష్ఠౌ మధ్యవర్తినౌ నవమీ ప్రతిపద్యతాయితి. ఎనిమిదవ ముద్ర అన్ని వ్రేళ్లను పైకి చాచి అన్నింటిని మడచి మధ్యవ్రేలు ఉంగరపు వ్రేలు క్రిందగా చీటికిన వ్రేలును ఉంచి చూపుడు వ్రేలును సూటిగా అంకుశము వలె ఉంచి బొటన వ్రేలును చూపుడు వ్రేలుతో తాకించి ఈ రెండింటినీ సమముగా ఉంచి అంజలి దోసలిగా ఉంచటము 8వ ముద్ర. 9వ ముద్ర. మధ్యమ ఉంగరపు వ్రేళ్లను పరస్పరం చేసి తాకించి మధ్యమ వ్రేలును ఉంగరపు వ్రేలుపై ఉంచి చూపుడు వ్రేలుతో మధ్యమ వ్రేలును ఆక్రమించి సూటిగా ఉండేటట్లు తెచ్చి బొటన వ్రేలును సమవర్తనము స్ట్రెట్ తాకి ఉంచటము 9వ ముద్ర. శైవేయం కనీయసే సమే అంతరితేన గుష్ఠౌ సమావంతరితౌ కృత్వా త్రిఖండాపద్యత ఇతి. పంచ బాణాః పంచాద్య ముద్రాః స్పష్టాః క్రోమంకుశాక్ హసక్ ఫ్రేమ్ ఖేచరి హంస్రో బీజాష్టమి వాగ్భవాద్య నవమీ దశమీ చ సంపద్యత ఇతి. యా ఏవం వేద సా ఏవ ఇయం కనీయసే సమే అంతరితే అంగుష్ఠౌ సమాహ అంతరితౌ కృత్వా త్రిఖండా సంపద్యత ఇతి. పంచబాణ పంచాద్య ముద్రాః స్పష్టాః క్రోమ్ అంకుశాః సఖ ప్రేమ్ ఖేచరి హస్రౌ బీజ అష్టమి వాగ్భవాద్య నవమి దశమీ చ సమృద్యత ఇతి. యా ఏవం వేద త్రిఖండముద్ర పై 9వ ముద్ర వలనే చిటికిన వ్రేలును మధ్యగా సమముగా ఉండునట్లుగాను బొటన వేలును కనిష్ఠకమునకు చిటికిన వ్రేలుకు సమాంతరముగా చేస్తే అది త్రిఖండ అనబడుతోంది. ఈ విధంగా పంచబాణే పంచాధ్యా ముద్రలను స్పష్టం చేసుకోవాలి. క్రోమ్ అంకుశా సప్రేమ్ ఖేచరి హస్రౌం బీజాష్టమి ఈ విధమైన ముద్రలన్నీ ఎరిగినవాడు నవమి దశమి స్థానము ఎరిగినవాడు అగుచున్నాడు. జీవాత్మ పరమాత్మల గురించి తెలుసుకొనుచున్నాడు. అథాతః కామకళాభూతం చక్రం వ్యాఖ్యాస్యమో హ్రీం క్లీమైం బ్లూయం శ్రౌమేతే పంచకామాః సర్వచక్రం వ్యావర్తంతే. మధ్యమం కామం సర్వావసానే సంపుటీకృత్య బ్లూంకారేణ సంపుటం వ్యాప్తం కృత్వా ద్విరేందవేన మధ్యవర్తినా సాధ్యం బద్ధ్వా భోజ్యపత్రే యజతి. అథాతః అథాతః కామకళాభూతం చక్రం వ్యాఖ్యాస్యమో హ్రీం క్లీం ఐం బ్లూం సౌహ ఏతే పంచకామాః సర్వచక్రం వ్యాప్యవర్తం తే మధ్యమం కామం సర్వావసానే సంపుటీకృత్య బ్లూంకారే సంపుటం వ్యాప్తం కృత్వా ద్విరేన్ద్వయేన మధ్యవర్తినా సాధ్యం బధ్వా భోజ్యపత్రే యజతి. కామకళభూత చక్రము ఓ దేవతలారా, ఇప్పుడు మనము కామకళభూత చక్రము గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము. హ్రీం క్లీం ఐం బ్లూం సౌహ ఈ పంచకామము సమస్త చక్రములో వ్యాపించి వర్తిస్తూ ఉంటుంది. ఇందలి మధ్యమ కామమును ఐంను సర్వావసానంగా సంపుటి చేసి బ్లూంకారములోకి ఆ సంపు మును వ్యాప్తము చేసి రెండుసార్లు ఆయం ద్వయముచే మధ్యవర్తిచే సాధ్యమును బంధించి భోజ్యపత్రమును సేవించాలి. ఇది ఒకనొక ముద్రగా చెప్పుతూ ఉంటారు. తచ్చక్రం యో వేత్తి స సర్వం వేత్తి స సకలాయంలో కానకశ్యేతి స సర్వం స్తంభయతి నీలీప్తం చక్రం శత్రుమ్మారేతి గతిం స్తంభయతి లాక్షాయుక్తం కృత్వా సకలలోకం వశీకరోతి నవలక్షజపం కృత్వా రుద్రత్వం ప్రాప్నోతి మాతృకయా వేష్టితం కృత్వా విజయీ భవతి భగాంకకుండం కృత్వాగ్నిమాధాయ పురుషో హవిషా హుత్వా యోషితో వశీకరోతి. మూడు తచ్చక్రం యో వేత్తి స సర్వం వేత్తి స సర్వలోకాన్ ఆకర్షేతి సర్వం స్తంభయతి నీలియుక్తం చక్రం శత్రూన్మారేతి గతిం స్తంభయతి లక్షాయుక్తం కృత్వా సకలలోకం వశీకరోతి నవలక్షజపం కృత్వా రుద్రత్వం ప్రాప్నోతి మాతృకయా వేష్టితం కృత్వా విజయీ భవతి భగాంకకుండలం కృత్వా అగ్నిం ఆధాయ హవిషా యోషితో వశీకరోతి. అట్టి కామకళా చక్రమును ఎవరు తెలుసుకుంటారో వారు సర్వము తెలుసుకున్నవారవుతారు, సర్వలోకములలో ఆకర్షించబడువారు అవుతారు, సర్వమును స్తంభింపచేగల సామర్థ్యము పొందుతారు. నీలిప్తమైన చక్రము శత్రువులను చంపివేయగలదు, గతిని స్తంభింపజేయగలదు. లక్షయుక్తముగా ఉపాసిస్తే సకల లోకాలు వశమవుతాయి. 9 లక్షల జపముచే రుద్రత్వము ప్రాప్తించగలదు. మాతృకావేష్టితము ఉపాసిస్తే దిగ్విజయుడు అవుతాడు. భగాంక కుండలమును నిర్వర్తిస్తూ అగ్నిని ఉపాసిస్తూ హవిస్సులను సమర్పించినవానికి సమస్తము వశమే ఉంటుంది. భగాంక కుండలము వృత్తములో జ్యోతిని ఉపాసించటము. వత్తులే హుత్వా శ్రీయమతులం ప్రాప్నోతి, చతురస్రే హుత్వా వృష్టిర్భవతి, త్రికోణే హుత్వా శత్రున్మారేతి, గతిం స్తంభయతి, పుష్పాణి హుత్వా విజయీ భవతి, మహారసైర్హుత్వా పరమానందనిర్భరో భవతి, పురుషే హుత్వా వర్తులే హుత్వా శ్రియం అతులాం ప్రాప్నోతి, చతురస్రే హుత్వా వృష్ట్యః భవతి, త్రికోణే హుత్వా శత్రూన్ మారేతి, గతిం స్తంభయతి, పుష్పాణి హుత్వా విజయీ భవతి, మహారసయః హుత్వా పరమ ఆనందనిర్భరో భవతి, మహారసా వై షడ్రసాః. వత్తుల మండలమునందు హోమము చేస్తే అంతులేని నిరుపమానమైన శ్రేయస్సు ప్రాప్తించగలదు. చతురస్ర కుండలమున హోమం చేస్తే వర్షము కురియగలదు. త్రిభుజ మండలములో హోమం చేస్తే శత్రువులతో శత్రుత్వం తొలగుతుంది, శత్రువుల గతులు స్తంభించబడతాయి. పుష్పములతో హోమము చేస్తే విజయము పొందగలరు. మహారసము పండ్ల రసములతో హోమము చేస్తే అట్టివాడు పరమానంద పూర్ణుడు కాగలడు. మహారసములు అనగా షడ్రసములు ఉప్పు పులుపు కారము చేదు ఒగరు తీపి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నుతిభిః సీద సాదనం ఇత్యేవమాద్యమక్షరం తదంత్యబిందుపూర్ణమిత్యనేనాంగం స్పృశతి. గం గణేశాయ నమైతి గణేశం నమస్కుర్విత. నాలుగు గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రాహ్మణస్పత ఆనః శృణ్వన్ ఊతిభ్యః సీదసాదనం ఇతి ఏవం ఆద్యం అక్షరం తత్ అంత్య బిందు పూర్ణం ఇతి అనేన అంగం స్పృశతి. గం గణేశాయ నమః ఇతి గణేశం నమః కుర్విత. ముందుగా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ ఊతిభ్యః సీదసాదనం. ఈ మంత్రము ఆద్యక్షరముగా ప్రారంభాక్షరంగా గానం చేయాలి. అటు తరువాత బిందు పూర్ణం ఇతి అని పలుకుచు అంగాంగములు స్పృశించాలి. ఓం గం గణేశాయ నమః అని పలుకుచు గణేశ్వరునకు మనసావచ కర్మణ నమస్కరించుచున్నాము. ఓం నమో భగవతే భస్మాంగరాగాయుగ్రతేజసే హనహన దహ దహ పచపచ మథ మథ విధ్వంసే విధ్వంసయ హలభంజన శూలమూలే వ్యంజన సిద్ధిం కురుకురు. ఓం నమో భగవతే భస్మాంగరాగాయ ఉగ్రతేజసే హనహన దహ దహ పచపచ మథ మథ విధ్వంసయ విధ్వంసయ హలభంజన శూలమూలే వ్యంజన సిద్ధిం కురుకురు. క్షేత్రాధ్యక్షుని ఈ విధంగా పూజిస్తున్నాము. ఓం ఓ అంగరాగములను భస్మము చేయు భగవతి. మీ యొక్క ఉగ్రతేజముతో మాలోని విషాదమును బద్ధకమును అరిషట్ వర్గమునుహన సంహరించండి చంపండి దహించి వేయండి పచనము చేసివేయండి మధించి వేయండి విధ్వంసము చేసి వేయండి అవిద్యను తొలగించి విద్యను ప్రసాదించండి. హలము నాగలి బరువు తొలగించు స్వామి. శూలమూలమున బయలుపరచువడా మాకు సిద్ధిని ప్రసాదించండి. సముద్రం పూర్వ ప్రతిష్ఠంతం శోషయ శోషయ స్తంభయ స్తంభయ పరమంత్ర పర్యంత్ర పరతంత్ర పరదుత పరకటక పరచ్ఛయ దనకర్ విదార్య విదారయ ఛింధి ఛింధి హ్రీం ఫట్ స్వాహ. అనేన క్షేత్రాధ్యక్షం పూజయదితి కులకుమారి విద్మహే మంత్రకోటిసుధీమహి తన్నః కౌలః ప్రచోదయాత్ ఇతి కుమార్యర్చనం కృత్వా యో వై సాధకోభిలిఖతి సోమోతత్వం గచ్చతి స యస ఆప్నోతి స పరమాయుష్యమథవా పరం బ్రహ్మ భిత్వా తిష్ఠతి యా ఏవం వేదేతి మహోపనిషత్ ఇతి తృతీయోపనిషత్. మూడు సముద్రం పూర్వ ప్రతిష్ఠితం శోషయ శోషయ స్తంభయ స్తంభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరదుత పరకటక పరచ్ఛేదన కర విదారాయ విదారాయ ఛింధి ఛింధి హ్రీం ఫట్ స్వాహ. అనేన క్షేతాధ్యక్షం పూజయేత్ ఇతి కుళకుమారి విద్మహే మంత్రకోటి సుధీమహి తన్నః కౌళః ప్రచోదయాత్. ఇతి కుమారి అర్చనం కృత్వాయో వై సాధకో అభిలిఖితి సో అమృతత్వం చ గచ్చతి సయస ఆప్నోతి స పరమ ఆయుష్యం అథవా పరంబ్రహ్మ భిత్వా తిష్ఠతి య ఏవం వేద. సంసార సముద్రము నాకు ముందే ప్రతిష్ఠితమయ్యున్న ఆత్మతత్వము కొరకై ఈ సంసార సముద్ర జలమును శోషింపజేయండి, స్తంభింపచేయండి. పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరదూత పరకటక పరిచ్ఛేదనమును కొరకై నిర్వర్తించండి. చింది చింది హ్రీం ఫట్ స్వాహ ఈ విధమైన మంత్రముతో క్షేత్రాధ్యక్షుని పూజించెదరుగాక. కుళకుమారి గాయత్రి కుళకుమారి తత్వము ఎరుగుటకై మంత్రకోటీశ్వరి మహిమను కీర్తిస్తున్నాము. అట్టి కౌళిదేవి మాయందలి కౌళిదేవి తత్వమును ప్రచోదింపజేయునుగాక. ఈ విధంగా కుమారి అర్చనమును ఎవరు నిర్వర్తిస్తాడో లిఖిస్తాడో అట్టివాడు అమృతత్వమును పొందగలడు, అమృతత్వముతోబాటు యశమును పొందుతాడు, ఉత్తమ ఆయుష్మంతుడు కాగలడు. లేదా స్వస్వరూప అపరబ్రహ్మము అనే సంబంధమైన పరిమితమంతా అధిగమించగలడు, బ్రహ్మము నందు స్థానము పొందగలడు. ఇతి త్రిపుర తాపినిపనిషత్ అంతర్గత తృతీయోధ్యాయ. చతుర్థోపనిషత్ దేవా హవై భగవంతమృవందేవ గాయత్రం హృదయంనో వ్యాఖ్యాతం త్రైపురం సర్వోత్తమం. జాతవేదస సూక్తేనాఖ్యాతం నస్త్రైపురాష్టకం. యదిష్ట్వా ముచ్యతే యోగీ జన్మ సంసారబంధనాత్ అథ మృత్యుంజయం నో బ్రూహిత్యేవం బ్రువతాం సర్వేషాం దేవానాం శృత్వేదం వాక్యమథాతస్త్యంబకేనానుష్టుభేన మృత్యుంజయం దర్శయతి. ఒకటి శ్లో ఓం దేవా హవై భగవంతం అబ్రువన్ దేవ గాయత్రం హృదయం నో వ్యాఖ్యాతం త్రిపురం సర్వ ఉత్తమం. జాతవేదస సూక్తేన ఆఖ్యాతం నః త్రైపురాష్టకం. యదిష్ట్వాముచ్యతే యోగీ జన్మసంసారబంధనాత్ అథ మృత్యుంజయం నో బ్రూహీతి ఏవం బ్రువతాం సర్వేషాం దేవనాం శ్రుత్వా ఇదం వాక్యం అథాతః త్ర్యంబకేన అనుష్టుభేన మృత్యుంజయం దర్శేతి. దేవతలు భగవంతునితో, ఓ దేవాదిదేవ, మీరు దేవగాయత్రి హృదయము వ్యాఖ్యానము అయినట్టి ఉత్తమముగు త్రిపురము గురించి చెప్పారు, చాలా సంతోషము. ఇప్పుడిక త్రైపురాష్టకము అని చెప్పబడే జాతవేద సూక్తము గురించి వ్యాఖ్యానిస్తూ బోధించ ప్రార్థన. అట్లాగే యోగులు దేనిచే బంధముల నుండి విడివడుచున్నారో అట్టి మృత్యుంజయము గురించి కూడా దయచేసి వివరించండి. భగవంతుడగు మహాదేవుడు దేవతలందరి విన్నపమును విన్నవారే ఈ వాక్యములు ప్రసాదించసాగారు. మహాదేవుడు అనుష్టుప్ ఛందస్సుచే నిర్మించబడిన త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోహ ముక్షీయ మామూతాత్ అను మృత్యుంజయ మంత్రమును ఈ విధంగా వివరణను వినండి. కస్మాత్ త్ర్యంబకమితి త్రయాణం పురాణమంబకం స్వామినం తస్మాదుచ్యతే త్ర్యంబకమితి అథ కస్మాదుచ్యతే యజామహ ఇతి యజామహే సేవామహే వస్తు మహేత్యక్షరద్వయన కూటత్వేనాక్షరకేణ మృత్యుంజయమిత్యుచ్యతే తస్మాదుచ్యతే యజామహ ఇతి కస్మాత్ త్ర్యంబకం ఇతి త్రయాణం పురాణాం అంబకం స్వామినం తస్మాత్ ఉచ్యతే త్ర్యంబకం ఇతి అథ కస్మాత్ ఉచ్యతే యజామహ ఇతి యజామహే సేవా మహే వస్తు మహే ఇతి అక్షరద్వయన కూటత్వేన అక్షరేకేన మృత్యుంజయం ఇతి ఉచ్యతే తస్మాత్ ఉచ్యతే యజామహ ఇతి. ఏ కారణంగా త్రయంబకం అని అంటున్నారు? ఆయన మూడు అత్యంత పురాణమైన ప్రాచీనమైన పురములకు స్వామి ప్రభువు కనుక త్ర్యంబకం త్రయంబకుడు అని అంటున్నారు. జాగ్రత్ స్వప్న సుషుప్తులే ఆ త్రిపురములు అని వ్యాఖ్యానించబడుతోంది. అట్లాగే త్రికాలములు అని కూడా. ఎందుచేత యజామహ అని అంటున్నారు? స్వామీ, మిమ్ములను అనుష్టిస్తున్నాము, సేవిస్తూ ఉన్నాము, స్తుతిస్తున్నాము, మీ మహిమను ఉపాసిస్తున్నాము. మహే అనే అక్షరద్వయముతో ఏకాక్షరము అయినదే మృత్యుంజయము. మృత్యువుకు సాక్షి అయి ఉన్న ఆత్మస్వరూప సిద్ధి అట్టి మృత్యుంజయము అగుకూటస్థ స్థానము కొరకై మహిమను అనుష్ఠిస్తున్నాము. యజామహ ఈతి అథ కస్మాదుచ్యతే సుగంధిమితి సర్వతో యస ఆప్నోతి తస్మాదుచ్యతే సుగంధిమితి అథ కస్మాదుచ్యతే పుష్టివర్ధనమితి రెండు అథ కస్మాత్ ఉచ్యతే సుగంధిం ఇతి సర్వతః యస ఆప్నోతి తస్మాత్ ఉచ్యతే సుగంధిం ఇతి అథ కస్మాత్ ఉచ్యతే పుష్టివర్ధనం ఇతి యః సర్వాల్లోకాన్ సృజతి యః సర్వాల్లోకాంస్తరేతి యః సర్వాల్లోకాన్ వ్యాప్నోతి తస్మాత్ ఉచ్యతే పుష్టివర్ధనం ఇతి ఇందుచేత సుగంధిం అనబడుతోంది. శివతత్వము సర్వత్రా యశోమయము కాబట్టి సుగంధిం అంటున్నాము. సర్వత్రా విస్తరించిన సువాసన వంటిది అని త్ర్యంబకుని స్వరూపము గురించిన విశేషణము. ఇందుచేత పుష్టివర్ధనం అని అంటున్నాము. ఏ శివతత్వమైతే సమస్త లోకములకు రక్షణయో రక్షించుచూ ఉన్నట్టిదో, ఏది సమస్త లోకములుగా వ్యాపించి ఉన్నదో, ఏది సమస్త జీవులకు పోషణ పుష్టి ప్రసాదిస్తోందో, ఆ కారణం చేత ఆ పరమ పురుషుడగు శివుని పుష్టివర్ధనం అను శబ్దముతో ఈ మృత్యుంజయ మంత్రములో వర్ణిస్తూ ఉన్నాము. యత్సర్వాల్లోకాన్ సృజతి యత్సర్వాల్లోకాంస్తరేతి యత్సర్వాల్లోకాన్ వ్యాప్నోతి తస్మాదుచ్యతే పుష్టివర్ధనమితి అథ కస్మాదుచ్యతే ఉర్వార్కమివ బంధనాన్మృత్యోర్ముక్ష్యేతి సంలగ్నత్వాదుర్వార్కమివ మృత్యోహ సంసారబంధనాత్ సంలగ్నత్వాద్బద్ధత్వాన్ మోక్షీభవతి ముక్తో భవతి అథ కస్మాత్ ఉచ్యతే ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోహ ముక్షియైతి సంలగ్నత్వాత్ ఉర్వారుకం ఇవ మృత్యోహ సంసారబంధనాత్ సంలగ్నత్వాత్ బద్ధత్వాత్ మోక్షీభవతి ముక్తో భవతి. ఇందుచేత ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోహ ముక్షీయ అని మంత్రమునందు అభ్యర్థనపూర్వకంగా అనబడుతోంది. దోసకాయ దోసతీగకు అతికి ఉన్నట్లుగా ఈ జీవుడు మృత్యు సంసారమునకు సంబంధుడై దేహదేహాంతరములు గడుపుచున్నాడు. స్వామీ, దోసపండు దోసతీగ నుండి వేరుచేయు విధంగా సంసార బంధము నందు సంలగ్నమై ఉన్నాము. బంధము నుండి తొలగించండి అని కోరుతున్నాము. అథ కస్మాదుచ్యతే మామూతాదితి అమృతత్వం ప్రాప్నోత్యక్షరం ప్రాప్నోతి స్వయం రుద్రో భవతి. అథ కస్మాత్ ఉచ్యతే మామూతాత్ ఇతి అమృతత్వం ప్రాప్నోతి అక్షరం ప్రాప్నోతి నిత్యత్వం ప్రాప్నోతి స్వయం రుద్రో భవతి. ఇందుచేత మామూతాత్ అని మంత్రము చెప్పుతోంది, నన్ను మృత్యువు నుండి అమృతత్వమునకు చేర్చండి, క్షరము నుండి మా ధ్యాసను అక్షరమునకు నడపండి, అనిత్యమైన దానిని దాటించి నిత్యత్వమును ప్రాప్తింపచేయండి. అట్టి ఉపాసకుడు స్వయంగా రుద్రుడే అగుచున్నాడు. నా రుద్రో రుద్రమర్చతి దేవా హవై భగవంతముచ్యుహ సర్వంనో వ్యాఖ్యాతం అథ కైర్మంత్రేహ స్తుతా భగవతీ స్వాత్మానం దర్శయతి తాన్సర్వాన్ఛైవాన్ వైష్ణవాన్సౌరాన్ గణేశాన్నో బ్రూహీతి. దేవా హవై భగవంతం ఊచుహ సర్వంనో వ్యాఖ్యాతం అథ కైహ మంత్రేహ స్తుతా భగవతి స్వాత్మానం దర్శయతి తాం తు సర్వాం చ శైవాన్ వైష్ణవాన్ సౌరాన్ గణేశాన్నో బ్రూహి ఈతి. దేవతలు, హే భగవాన్, మాపై అనుగ్రహముతో సర్వమును వ్యాఖ్యానిస్తూ మాకు బోధిస్తున్నారు, కృతజ్ఞులము. ఈ విషయం కూడా మిమ్ములను బోధించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. ఈ మంత్రముచే స్తుతించబడినదే ఆ భగవతి అగుత్రిపురేశ్వరీ దేవి మాకు స్వయం ఆత్మస్వరూపంగా దర్శనము ప్రసాదించగలదు. అట్టి అన్ని శైవము, వైష్ణవము, సౌరము, గణేశము అని చెప్పబడేవి మాకు విశదీకరించి చెప్పండి. సహోవాచ భగవాస్త్రియంబకేనానుష్ఠుభేన మృత్యుంజయముపాసయేత్ పూర్వేణాధ్వనా వ్యాప్తమేకాక్షరమితి స్మృతం. ఓం నమః శివాయతి యాజుషుమంత్రోపాసకో రుద్రత్వం ప్రాప్నోతి కళ్యాణం ప్రాప్నోతి య ఏవం వేద. సహ ఉవాచ భగవాన్ త్రయంబకేన అనుష్ఠుభేన మృత్యుంజయం ఉపాసయేత్ పూర్వేణ అధ్వనా వ్యాప్తం ఏకాక్షరం ఇతి స్మృతం. ఓం నమః శివాయ ఇతి యాజుష మంత్ర ఉపాసకో రుద్రత్వం ప్రాప్నోతి కళ్యాణం ప్రాప్నోతి య ఏవం వేద. భగవానుడు అనుష్ఠుప్ ఛందోబద్ధమైన మనం పైన చెప్పుకున్న మృత్యుంజయ మంత్రమును ఉపాసించెదరు గాక త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మాముతాత్ అని మృత్యుంజయ మంత్రము మృత్యువును దాటించి ఈ దేవీ దర్శనము తప్పక ప్రసాదించగలదు. సమస్తమునకు మునుముందే మార్గదర్శకమైనది ఏకాక్షరము ఓం ఇతి. ఏకము అక్షరము అగు బ్రహ్మమే మృత్యుంజయ మంత్రము యొక్క మహదార్థము. కనుక ఒక్క ఓం అను అక్షరోపాసనచే ఓం నమః శివాయను ఈ విశ్వయజ్ఞ రూపార్థమగు యాజుషీ మంత్రమును ఉపాసించువాడు రుద్రత్వము పొందగలడు. రుద్రమంత్రార్థమును ఎరిగి ఉపాసించువాడు సమస్త శుభములు పొందగలడు. దేవీ స్వరూపమగు స్వస్వరూపాత్మానుభవము పొందగలడు. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షురాతతం. మూడు తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివి ఇవ చక్షుః ఆతతం. విష్ణోః యత్ పరమం పదం ఆత్మోపాసనచే సంసారబంధములను త్రెంచివేసుకొనియున్న సూరులు విద్వాంసులు తద్విష్ణోహ అను పరమపదమును సర్వత్రా సర్వదా దర్శించుచున్నారు. ఇదంతా విష్ణుతత్వముగా ఎరుగుచున్నారు. ఆకాశము వలె ఇదంతా కూడా విష్ణుమహిమ చేతనే విస్తరించబడినది. విష్ణుతత్వమే ఇదంతాగా విస్తరించుచున్నది. అట్టి విష్ణుధ్యానయోగముచే ఆత్మదేవి దర్శనము కాగలదు. విష్ణోహ సర్వతోముఖస్య స్నేహో యథాపాలలపిండమోత ప్రోతమను వ్యాప్తం వ్యతిరిక్తం వ్యాప్నుత ఇతి వ్యాప్నువతో విష్ణోస్తత్పరమం పదం పరం వ్యోమేతి పరమం పదం పశ్యంతి వీక్షంతే. సూర్యో బ్రహ్మాదయో దేవాస ఇతి సదా హృదయ అదధతే. తస్మాద్విష్ణోహ స్వరూపం విష్ణోహ సర్వతోముఖస్య స్నేహః యథ పలలపిండం ఓతప్రోతం అనువ్యాప్తం వ్యతిరిక్తం వ్యాప్నుత ఇతి వ్యాప్నువతో విష్ణోహ తత్పరమం పదం పరం వ్యోమేతి పరమపదం పశ్యంతి వీక్షంతే సూర్యో బ్రహ్మాదయో దేవాస ఇతి సదా హృదయ ఆదధతే తస్మాత్ విష్ణోహ స్వరూపం. సర్వత్ర ముఖము కలవాడు ఈ సమస్తము తన ముఖమే అయి ఉన్నవాడు సర్వతోముఖుడు అగు విష్ణువు విష్ణుతత్వము నువ్వులలో మాంసములో నూనె వలె ఈ సమస్తమునందు ఓత ప్రోతమై వస్త్రములో నిలువు అడ్డముగా దారము విస్తరించి ఉండు విధంగా సమస్తమునందు సమస్తముగా వేంచేసి ఉన్నారు. ఈ సమస్తమునకు వేరే విస్తరించి ఉన్నారు కూడా. ఆ విధంగా నవలలో ఆ నవలా రచితవలే వేంచేసియున్నట్టి పరమపదమగు పరంజ్యోతి స్వరూపుడగు విష్ణుతత్వమును దృశ్య వ్యవహారము జయించిన సూరులు సదా దర్శిస్తూనే ఉంటారు. ఆ యొక్క విష్ణుస్వరూపమును బ్రహ్మ మొదలైన బ్రహ్మజులు తమయందే దర్శించుచున్నారు. వసతి తిష్ఠతి భూతేస్వితి వాసుదేవ ఇతి ఓం నమ ఇతి త్రీణేక్షరాణి భగవత ఇతి చత్వారి వాసుదేవాయతి పంచాక్షరాణి ఏతద్వై వాసుదేవస్య ద్వాదశార్ణమభ్యేతి వసతి తిష్ఠతి భూతేషు ఇతి వాసుదేవ ఇతి ఓం నమ ఇతి త్రీణి అక్షరాణి భగవత ఇతి చత్వారి వాసుదేవాయ ఇతి పంచాక్షరాణి ఏతద్వై వాసుదేవస్య ద్వాదశార్ణం అభ్యేతి. సమస్త జీవుల హృదయ గుహములలో ఏ పరమాత్మ సర్వదా ప్రకాశమానుడై వేంచేసి ఉన్నారో ఆయన వాసుదేవుడు అను శబ్దముతో చెప్పబడుచున్నారు. ఇదియే వాసుదేవ నిర్వచనము. వాసుదేవ భావనచే ఆత్మదేవి దర్శనము కాగలదు. ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రము ఓం నమో త్రీణి మూడు అక్షరములు, భగవత చత్వారి నాలుగు అక్షరములు, వాసుదేవాయ ఈతి పంచ ఐదు అక్షరములు. ఇదియే వాసుదేవపరమైనట్టి మూడు నాలుగు ఐదు పన్నెండు ద్వాదశాక్షరి ఉపాసించబడుగాక. సోపప్లవం తరతి స సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం చ తమస్నుతే ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపమకార ఉకారో మకార ఇతి తానే కథా సంభవతి తదోమితి. హంసః శుచిషద్వసురంతరిక్షసద్ధోత వేదిష్దతిథిర్దురోన్సత్ నుషద్వర్సదృతసద్వ్యోమసదబ్జాగోజ ఋతజ అద్రిజారుతం బృహత్ స ఉపప్లవం తరతి స సర్వం ఆయుః ఏవయేతి విందతే ప్రాజాపత్యం రాయః శోషం గౌపత్యం చ సమస్నుతే ప్రత్యక్ ఆనందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రమును ఉపాసించువాడు సమస్తమైన ఉపప్లవముల నుండి ఉపద్రవముల నుండి తరించగలడు. పవిత్రమైన సద్వినియోగముగు ఆయుష్షును పొందగలడు. సమస్త ప్రాజాపత్యములకు అధికారములను, రాయశోషములను, రోయల్ గౌపత్యములను, గౌరవములను సంపాదించుకోగలడు. ద్వాదశాక్షరి మహామంత్ర జపముచే ప్రత్యక్ష ఆనందమును, బ్రహ్మానందమును, బ్రహ్మపురుషమును, ప్రణవస్వరూపమును సంతరించుకోగలడు. అకార ఉకారో మకార ఇతి తాన్ ఏకథా సంభవతి తత్ ఓం ఇతి హంసః శుచిషద్వసుః అంతరిక్ష సత్ హోతా వేదిషత్ అతిథః దురోణసత్ నుషత్వర సత్ ఋత సత్ వ్యోమ సత్ అబ్జాగోజారుతజా అద్రిజారుతం బృహత్. అకార కేవలమగు పరమాత్మ, ఉకార ప్రకృతి దృశ్యము అనుభవములో, మకార జీవాత్మ అనుభవి. ఈ మూడింటిని ఏకము చేసినప్పటి అక్షర సంజ్ఞయే ఓంకారము. పరమపురుషుడు ఆత్మ అంతటా కూడా సమస్త జీవులలో, ఆకాశములో సూర్యుని వలె హంస సోహం అయి, ఆకాశములో వాయువు వలె, గృహములో అతిథవలే ప్రవేశించి సంచారము కలిగి ఉంటున్నారు. అంతటా అగ్నివలే, జీవులలో పురుషకారము వలె, ఆకాశము వలె ఆత్మదేవుడు వేంచేసి ఉన్నారు. జలములో రుచి వలె ఉంటున్నారు. భూమిలో సారముగా ప్రదర్శనమగుచున్నారు. వేదములలో వాక్స్వరూపుడుగాను, కొండలలో ఘనము సోలిడ్ గాను, ఋతము బృహత్ అయి ఉండి సర్వత్రా వేంచేసి ఉంటున్నారు. హంస ఇత్యేతన్మనోరక్షరద్వితీయేన ప్రభాపుంజేన సౌరేణ ధృతమబ్జా గోజారుతజా అద్రిజారుతం సత్యా ప్రభాపుంజినీషా సంధ్యా ప్రజ్ఞాభి శక్తిభ్యః పూర్వం సౌరమధియానః సర్వం ఫలమస్నుతే సవ్యోమ్ని పరమే ధామని సౌరే నివసతే. నాలుగు హంస ఇతీయేతత్మనోహ అక్షరద్వితీయేన ప్రభాపుంజేన సౌరేణ ధృతం అబ్జా గోజారుతజా అద్రిజారుతం సత్యా ప్రభాపుంజని ఉషా సంధ్యా ప్రజ్ఞాభ్యః శక్తిభ్యః పూర్వం సౌరం అధియానః సర్వఫలం అస్నుతే సవ్యోమ్ని పరమే ధామని సౌరే నివసతే. హంస హంస అనే సోహం అర్థమును ప్రతిపాదించే రెండు అక్షరములు సూర్యుడు కిరణములను ధరించు విధంగా ఆత్మార్థంగా ధరించబడుతోంది. అట్టి ఆత్మపురుషుడు అబ్జా గోజారుతజా అద్రిజ ఉన్న ఆత్మయే జలములోను రుచిగా, భూమియందు భూసారముగా, వేదములందు ఓంకారముగా, సత్యమగు తత్వోపాసనలా ఉదయించు సూర్యుని కిరణముల వలె సత్యమై నిత్యమై వెలుగొందుతోంది. ఆత్మపురుషుడే సమస్త జీవులలో ప్రజ్ఞ విజ్డం రూపమై, సర్వత్రా శక్తి రూపమై, సమస్తమునకు మునుముందే ఏర్పడిన వారే ఉన్నారు. ఆకాశములో సూర్యుని వలె సర్వజీవులలో ప్రకాశించుతున్నారు. అట్టి ఆత్మదేవుని ఉపాసనచే సర్వము లభించగలదు. ఆయన సూర్యమండలమునకు ఆవల ఆకాశమంతా విస్తరించి ఉన్నారు. గణానాం త్వతి త్రైష్టుభేన పూర్వేణాధ్వన మనునేకార్నేన గణాధిపమభ్యర్చ్య గణేశత్వం ప్రాప్నోతి. గణేశ మంత్రము గణానాం త్వా ఇతి త్రైష్టుభేన పూర్వేణ అధ్వనాం అననేకార్నేన గణాధిపం అభ్యర్చ్య గణేశత్వం ప్రాప్నోతి. గణేశ మంత్రము గణానాం త్వా అను త్రైష్టుభమును ఉపాసించుటచే సమస్తమునకు పూర్వముగా ఉన్న పరంధామము అని పూజించెదరుగాక. అవి ఏ కారణము శబ్దము యొక్క ఆశ్రయముచే గణాధిపుని, సమస్త గణములకు అధిపతిని అభ్యర్థించటం చేత అట్టి ఉపాసకుడు గణాధిపత్యము సిద్ధించుకోగలడు. అథ గాయత్రి సావిత్రి సరస్వత్యజపా మాతృక ప్రోక్తాతయా సర్వమిదం వ్యాప్తం. అథ గాయత్రి సావిత్రి సరస్వత్య జపా మాతృక ప్రోక్తాతయా సర్వం ఇదం వ్యాప్తం. గాయత్రి సావిత్రి సరస్వతి మంత్రోపాసన అట్టి త్రిపురేశ్వరి దేవియే గాయత్రి సావిత్రి సరస్వతి జపామాతృకచే సమస్తము వ్యాప్తమై ఉన్నది. అయం వాగీశ్వరి విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి సౌస్తన్నః శక్తియః ప్రచోదయాదితి. అయం వాగీశ్వరి విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి సౌః తన్నః శక్తియః ప్రచోదయాత్ ఇతి శక్తి గాయత్రి మంత్రము అయం వాక్ స్వరూపిణి దేవి యొక్క మహిమ ఎరుగుచున్నాము. క్లీం ఈ సమస్త తన ఇచ్ఛగా కలిగియున్న ఆ దేవి యొక్క మహిమను ధీ బుద్ధితో యోచిస్తున్నాము, ఉపాసిస్తున్నాము. అట్టి శక్తిదేవి మా బుద్ధులను ప్రచోదింపజేయునుగాక. గాయత్రీ ప్రాతః సావిత్రి మధ్యందినే సరస్వతీ సాయమితి నిరంతరమజప హంస ఇత్యేవ మాతృక పంచాశద్వర్ణవిగ్రహేణ కారాదిక్షకారాంతేన వ్యాప్తాని భువనాని శాస్త్రాణి ఛందాంసిత్యేవం భగవతీం సర్వం వ్యాప్నోతీత్యేవ తస్యైవై నమో నమః ఇతి తాన్ భగవాన్ బ్రవీదేతైర్మంత్రైర్ నిత్యం దేవీం యః స్తౌతి స సర్వం పశ్యతి సోమోతత్వం చ గచ్ఛతి యా ఏవం వేదేత్యుపనిషత్ ఇతి తురీయోపనిషత్. 4. గాయత్రీ ప్రాతః సావిత్రి మధ్యందినే సరస్వతీ సాయం ఇతి నిరంతరం అజపహంస ఇతి ఏవం మాతృక పంచాశత్ వర్ణ విగ్రహేణ అకార ఆదిక్షకార అంతేన వ్యాప్తాని భువనాని శాస్త్రాణి ఛందాంసి ఇతి ఏవం భగవతీ సర్వం వ్యాప్నోతి ఇతి ఏవ తస్య ఏవై నమో నమః ఇతి తాన్ భగవాన్ అబ్రవీత్ ఏతయః మంత్రయః నిత్యం దేవీం స్తౌతి స సర్వం పశ్యతి సహ అమృతత్వం చ గచ్ఛతి య ఏవం వేద. ఆ త్రిపురేశ్వరి త్రిపురశక్తి దేవిని ఉదయమున గాయత్రీ దేవిగాను, మధ్యాహ్నమున సావిత్రీ దేవిగాను, సాయంకాలమున సరస్వతీ దేవిగాను ఉపాసించెదరుగాక. జపమునకు శబ్దమునకు ఆవల ఈశ్వరీ దేవిగా కేవల రూపంగా నామరూపాతీతంగా అజపారూపంగా నిరంతరము ఆరాధిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఆ దేవీ స్వరూపము పంచాశత 50 వణ మాతృక విగ్రహము అయినట్టిది. అకారము నుండి క్షకారము వరకు ఆవలగా వ్యాపించి ఉన్నది, భువనమంతా విస్తరించి ఉన్నది, వేదశాస్త్రములచే అభివర్ణితము. ఈ విధంగా మాతృకావర్ణ రూపిణిగా సమస్తముగా వ్యాపించి ఉన్నది అగు త్రిపురసుందరి మాతకు నమస్కారము. మాతృకం వర్ణమాల మంత్రం అక్షరావేవము. ఈ విధంగా భగవంతుడు దేవతలతో పలికారు. ఈ మంత్రములతో ఎవరు దేవిని స్తుతిస్తారో అట్టివారు సర్వమును దర్శించగలరు. ఆ దేవితత్వము తెలుసుకోవటం చేత అమృతస్థానమును చేరగలరు. ఇతి త్రిపురా తాపినీపనిషత్ 4th అధ్యాయః. పంచమోపనిషత్. దేవా హవై భగవంతమృవన్ స్వామిన్న కథితం స్ఫుటం క్రియాకాండం సవిషయం త్రైపురమితి అథ పరమనిర్విశేషం కథే స్వేతి తాన్హోవాచ భగవాంస్తురియా మాయాంత్యయా నిర్దిష్టం పరమం బ్రహ్మేతి పరమపురుషం చిద్రూపం పరమాత్మేతి. 1. ఓం దేవా హవై భగవంతం అబ్రువన్ స్వామిన్ నః కథితం స్ఫుటం క్రియాకాండం స విషయం త్రైపురం ఇతి అథ పరమం నిర్విశేషం కథేస్వ ఇతి తాన్హ ఉవాచ భగవాన్ తురియేయ మాయా అంత్యయా నిర్దిష్టం పరంబ్రహ్మ ఇతి పరమపురుషం చిద్రూపం పరమాత్మ ఇతి. దేవతలు భగవానునితో, స్వామి భగవన్ త్రైపురము గురించిన క్రియాకాండను సవిషయంగా ప్రస్ఫుటం క్లారిఫైడ్ చేశారు. ఇప్పుడు పరమము ఫైనెస్ట్ అయినట్టి నిర్విశేషము గురించి విశ్లేషముగా బోధించమని ప్రార్థన. శ్రీ భగవానుడు పరంబ్రహ్మము అనునది ఎటువంటిదంటే తురియము జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలగా సాక్షిగా 4వది. అంతేగాని 3 అవస్థల అంతర్గతం కాదు. మాయకు ఆవల నిర్దుష్టమై ఉన్నట్టిది. అది పరమపురుషము చిద్రూపము అబ్సల్యూట్ ఫోర్మ్ ఆఫ్ నోయింగ్ పరమాత్మగా చెప్పబడేది. శ్రోతామంతా ద్రష్టాదేష్ట స్ప్రష్టఘోష్ట విజ్ఞాత ప్రజ్ఞాత సర్వేషాం పురుషాణమంతపురుష స ఆత్మా స విజ్ఞేయైతి. శ్రోత మంతా ద్రష్ట అద్వేష్ట ప్రష్ట స్ప్రష్టఘోష్ట విజ్ఞాత ప్రజ్ఞాత సర్వేషాం పురుషాణం అంతఃపురుష స ఆత్మా స విజ్ఞేయైతి. అట్టి ఆత్మపురుషుడు సమస్తమునకు శ్రోత, వినువాడు, మంత, మనోరూపుడు, మననము చేయువాడు, ద్రష్ట, పర్సివర్, అద్వేష్ట, దేనిపట్ల ద్వేషము లేనివాడు, ప్రష్ట, ముందర నడిచెడివాడు, లీడర్, స్ప్రష్ట, క్లియర్ ఘోష్ట, చాటించువాడు, పబ్లిజిజర్, విజ్ఞత, సమస్తము ఎరుగుచుండువాడు, ప్రజ్ఞాత, తెలివి స్వరూపుడు, ఎరుగువాడు, సమస్త జీవుల అంతర్యామి, ఆత్మ అయి ఉన్నారు. న తత్ర లోక ఆలోక న తత్ర దేవా అదేవాః పశవోపశవస్తాపసో న తాపసః పౌల్కసో న పౌల్కసో విప్రా న విప్రాః స ఇత్యేకమేవ పరం బ్రహ్మ విభ్రాజతే నిర్వాణం. న తత్ర దేవా ఋషయః పితర ఈశతే ప్రతిబుద్ధః సర్వవిద్యేతి తత్రైతే శ్లోకా భవంతి న తత్ర లోకా అలోకా న తత్ర దేవా అదేవాః పశవో అపశవః తాపసో న తాపసః పౌల్కసో న పౌల్కసః విప్రా న విప్రాః స ఇతి ఏకం ఏవ పరం బ్రహ్మ విహ్రాజతే నిర్వాణం న తత్ర దేవా ఋషయః పితర ఈశతే ప్రతిబుద్ధః సర్వ విద్యేతి తత్ర ఏతే శ్లోకా భవంతి. సమస్త జీవుల స్వాభావిక స్వస్వరూపమే అయి ఉన్న అట్టి ఆత్మాకాశము లేక చిదాకాశములో లోకములు లేవు, అలోకములు ఉండవు, దేవతలు ఉండరు, అదేవతలు ఉండరు, తాపసులు ఉండరు, అతాపసులు ఉండరు, పశువులు లేవు, అపశువులు లేవు, పౌల్కసుడు ఇల్లీగల్ చైల్డ్ లేడు, అపౌల్కసుడు లేడు, విప్రుడు లేడు, అవిప్రుడు లేడు. ఏకము అగు పరబ్రహ్మము మాత్రమే నిర్వాణ నిశ్చల రూపమై విహ్రాజమానమైయున్నది. అట్టి నిర్వాణ స్థానములో దేవతలు, ఋషులు, తెలివిగలవారు, ప్రబుద్ధులు మొదలైనవారంతా సర్వభేదములు తొలగి ఏకస్వరూపులే అగుచున్నారు. అద్దాని గురించి శాస్త్రములచే శ్లోకపూర్వకంగా గానము చేయబడియే ఉన్నది. అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణ యతో నిర్విషయో నామ మనసో ముక్తిరిష్యతే ఒకటి మనో హి ద్విధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ. అతో నిర్విషయం నిత్యం మనో కార్యం ముముక్షుణ యతో నిర్విషయో నామ మనసో ముక్తేః ఇష్యతే మనః హి ద్విధం ప్రోక్తం ఒకటి శుద్ధం చ రెండు అశుద్ధం ఏవ చ. అందుచేత ముముక్షువైనవాడు మనస్సును నిర్విషయముగా ధారణ చేయు కార్యమునందు నిత్యము ప్రయత్నశీలుడై ఉండునుగాక. ఎప్పుడైతే మనస్సు దర్పణమువలే నిర్విషయంగా అనుభూతమగుచూ తెలియవస్తుందో అట్టి స్థితియే మోక్షము అనబడుతోంది. అట్టి ఈ మనస్సు రెండు విధములుగా విభాగములుగా విశ్లేషించబడుతోంది. ఒకటి శుద్ధ మనస్సు కేవలమగు మనస్సు, రెండు అశుద్ధమగు మనస్సు విషయసహితముగా మనస్సు. అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామవివర్జితం రెండు అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామవివర్జితం. ఏదో కావాలి, పొందాలి, చేరాలి అను కామముతో కూడినప్పుడు అది అశుద్ధమగు మనస్సు. సమస్త కామములు డిజైర్స్ ఎక్స్పెక్టేషన్స్ విసెస్ డిపెండెన్సీస్ ఎట్సెట్రా రహితం అయినప్పుడు అది ఏ శుద్ధమగు మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ బంధనం విషయాసక్తం ముక్త్యే నిర్విషయం మనః. మూడు నిరస్త విషయాసంగం సంనిరుధ్య మనోహృది యదా యాత్యమనిభావస్తదా తత్పరమం పదం. నాలుగు రెండు మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహ బంధనం విషయ ఆసక్త్యః ముక్త్యే నిర్విషయం మనః. నిరస్త విషయాసంగం సన్నిరుధ్య మనోహృది యదా యాతి అమనిభావః తదా తత్పరమం పదం. మనస్సుకే బంధము, ఆత్మస్వరూపముగా ఈ జీవుడు నిత్యముక్తుడు. మరి బంధము ఎట్లా వచ్చిపడుతోంది? మననము అను అడ్డదిడ్డదారములతో నిర్మితము అయినట్టి మనస్సే బంధమునకు మోక్షమునకు కూడా కారణము. ఇంద్రియ విషయముల పట్ల కలిగి ఉంటున్న ఆసక్తి, అపేక్ష, ఆశించటము, అభిలషించటము, తనకు తానే ఆధారపడి ఉండటము, ఇదే బంధము. మనస్సు విషయరాహిత్యము సంతరించుకొని ఉన్నదా? అదియే ముక్తి. అందుచేత విషయములతో ఏర్పడుచున్న సంగము, రిలేటెడ్నెస్, నిరస్తము చేయాలి, పోగొట్టుకోవాలి, తిరస్కరించివేయాలి, త్రోసివేయాలి, లీవ్ థో ఓఫ్. అందుకుగాను మనస్సును నియమపూర్వకంగా నిరోధించాలి. ఎప్పుడైతే మననరహితరూపమగు అమనిభావము భావరాహిత్యము పొందుతామో అదియే పరమపదము అయి ఉన్నది. తావదేవ నిరోద్ధవ్యం యావద్ధృదిగతం క్షయం. ఏతజ్ఞానం చ ధ్యానం చ శేషోన్యో గ్రంథవిస్తరః. ఐదు నైవ చింత్యం న చాచింత్యం న చింత్యం చింత్యమేవ చ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే ధ్రువం. ఆరు తావత్ ఏవ నిరోద్ధవ్యం యావత్ ధృదీ గతం క్షయం. ఏతత్ జ్ఞానం చ ధ్యానం చ శేషో అన్యో గ్రంథవిస్తరః. న ఏవ చింత్యం న చ అచింత్యం న చింత్యం చింత్యం ఏవ చ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే ధ్రువం. ధృతిగతమైనదంతా, దృశ్య సంబంధమై పట్టుకున్నదంతా, ఆత్మకు అన్యమైనదంతా, ఏదైతే ధరించబడుతోందో అదంతా కూడా పూర్తిగా క్షయించే వరకు ఈ మనస్సును నిరోధించే ప్రయత్నము చేయవలసిందే. విషయములవైపు పరుగులు తీస్తున్న మనస్సును వెనుకకు మరల్చి ఈ మనస్సును నిర్విషయము చేసే అనునిత్యమైన ప్రయత్నమే జ్ఞానము, యోగము కూడా. ఇక శాస్త్రములలోనూ సాధనములలోనూ ప్రాణాయామ, పూజ, తపస్సు మొదలైన వాటి గురించి చెప్పేదంతా ఇదే విషయము, ప్రయత్నము యొక్క గ్రంథ విస్తారమే. మనస్సు నిరోధించబడిందా, ఇక చింతన చేయవలసినదేది ఉండదు, చింతన చేయకూడనిది ఉండదు. దేనికి చింతించు ధర్మమే లేదో అట్టి ఆత్మ మాత్రమే చింతింపతగనది. ఇది ఇటువంటిది, వారు ఇటువంటివారు, ఇప్పుడు ఇది, అప్పుడు అది అను రూపము గల పక్షపాతములన్నీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ నుండి విముక్తుడు అయినవాడు బ్రహ్మమును సిద్ధించుకోగలడు. స్వరేణ సల్లయేద్యోగి స్వరం సంభావయేత్పరం. స్వరేణ సల్లయేత్యోగి సర్వం సంభావయేత్పరం. అకారము మొదలైన అక్షరములు పలుకుచు ఉదాత్త అనుదాత్త షడ్జములతో కూడిన స్వరముతో సత్స్వరూపమగు పరమాత్మయందు జగదనుభవములని యోగి లయించివేయాలి. అప్పుడు పరతత్వము యొక్క స్వరము, పరమాత్మతత్వము, సంభావన, సెపింగ్ ద సేన్స్, ప్లెసింగ్ ద సేన్స్ సిద్ధించుకోవాలి. అస్వరేణ తు భావేన నభావో భావయిష్యతే 7. తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం. అస్వరేణ తు భావేన నభావో భావయిష్యతే తత్ఏవ నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం. అట్టి స్వరము శబ్ద పరిమితమైనది. ఓల్ దాట్ విదిన్ రేంజ్ ఆఫ్ సౌండ్ ను దాటిన అస్వర భావనను చేయాలి. అది అభావభావము అనబడుతోంది. అప్పటి యోగి యొక్క ఆత్మ తదాత్మ్య స్థితియే నిష్కళంకము, కళంకములు లేనిది, నిరంజనము, ధూళిరహితము, నిర్వికల్పము, సమస్త వికల్పనలు లయించినది అగు బ్రహ్మము. తద్బ్రహ్మహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే క్రమాత్. 8. నిర్వికల్పమనంతం చ హేతుదృష్టాంతవర్జితం. అప్రమేయమనాద్యంతం యజ్ఞాత్వా ముచ్యతే బుధః. 9. తద్బ్రహ్మ అహం ఇతి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే క్రమాత్. నిర్వికల్పం అనంతం చ హేతుదృష్టాంతవర్జితం అప్రమేయం అనాద్యంతం యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః. అట్టి నిష్కళంక, నిర్వికల్ప, నిరంజనము అగు ఆ బ్రహ్మమే నేను అనునది తెలుసుకున్నవాడు ఇక క్రమముగా బ్రహ్మమే తానే బ్రాహ్మీ స్థితి సంపాదించుకుంటున్నాడు. అట్టి నిర్వికల్పము, అనంతము అగు బ్రహ్మము హేతువులు, రీజన్స్, దృష్టాంతములు లేనట్టిది. అది దేనికీ సంబంధించినది కాదు. అప్రమేయము, ఆద్యంతరహితము. అట్టి ఆత్మను తమ సహజ స్వరూపముగా, నిజస్వరూపముగా తెలుసుకుని బుధులు, తెలివి కలవారు సమస్త సంసార బంధముల నుండి విడివడుచున్నారు. న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థతా. 10. ఏకా ఏవాత్మా మంతవ్యో జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్థానత్రయ వ్యతితస్య పునర్జన్మన విద్యతే. 12. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్. 12. న నిరోధః న చ ఉత్పత్తియః న బద్ధో న చ సాధకః న ముముక్షుః న వై ముక్త ఇతి ఏషా పరమార్థతా. ఏక ఏవ ఆత్మా మంతవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మన విద్యతే ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చ ఏవ దృశ్యతే జలచంద్రవత్. వాస్తవానికి పారమార్థికంగా చూస్తే ఇక్కడ ముముక్షువు లేడు, నిరోధములు లేవు, ఉత్పత్తి లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. అందుచేత అఖండము, అప్రమేయము, నిత్య నిర్మలము అగు ఆత్మ మాత్రమే జాగ్రత్ స్వప్న సుషుప్తులలో మననము చేతగినట్టి వస్తువు. ఎవ్వడైతే జాగ్రత్ స్వప్న సుషుప్తి స్థానత్రయమునకు ఆవలిదగు తన యొక్క తురియ స్వరూపమును చేరి సర్వమును దాటివేస్తాడో అతడు పునర్జన్మరహితుడు అవుతాడు. ఆకాశంలో ఒకే చంద్రుడు ప్రకాశిస్తూ అనేక నియతటాక నదీ సముద్ర జలములలో అనేక చంద్రబింబముల వలె ప్రతిబింబిస్తున్న విధంగా ఒకే ఏకము అయిన భూతాత్మ అనేక అసంఖ్యాక జీవులలో వ్యవస్థితమై హావింగ్ బీన్ ప్లేస్డ్ ఉన్నది. ఒకే రీతిగాను అనేక రీతులుగా కూడా ఏకమగు ఆత్మ ఇక్కడ భేద దృష్టికి కనబడుచూ ఉన్నది. ఘట సంవృతమాకాశం నియమానే ఘటే యథ ఘటో నియేత నాకాశం తథా జీవో నభోపమః 13 ఘట్వద్వివిధాకారం భిద్యమాం పునః పునః తద్భేదే చ న జానాతి స జానాతి చ నిత్యశః 14 3 ఘట సంవృతం ఆకాశం నియమానే ఘటే యథ ఘటో నియేతన ఆకాశం తథా జీవః నభ ఉపమః ఘటవత్ వివిధ ఆకారం భిద్యమానం పునః పునః తద్భేదే చ న జానాతి స జానాతి చ నిత్యశః. ఒకచోట ఒక కుండ ఘటము ఉన్నది. ఆ కుండ ఆక్రమించుకొని ఉన్న చోటును ఘటాకాశము అంటాము. ఆ కుండ ఏ కారణం చేతనో పగిలిపోయింది. ఇంకా అక్కడ ఘటాకాశము అనేదేదీ ఉండదు. ఆకాశము అనుదానిలో ఘటాకాశము గుర్తు లేకుండా పోయింది కదా. జీవాత్మ యొక్క లయము ఇట్టిదే. ఆకాశము అనేక కుండలలో అనేక ఘటాకాశములగుచున్న అపమానంలాగానే ఈ జీవులు కూడా మట్టియే అనేక కుండలుగా అగుచున్నట్లే అనేక దేహములలో దేహి అనేక రూపనామములు దాల్చుచున్నాడు. ఒకే మట్టి అనేక కుండలవడం జరుగుతోంది. అవన్నీ పగిలితే మట్టిగా శేషించి తిరిగి అనేక వేరైన కుండలు అగుచున్నట్లే ఈ జీవులు ఏకాత్మరూపులే ఉన్నారు. అజ్ఞానముచేతనే అనిత్యమగు జీవాత్మలు కనిపిస్తున్నారు. జ్ఞానముచే నిత్యమగు ఏకాత్మస్వానుభవము కాగలదు. శబ్దమయ వృతో యావత్తావత్ తిష్ఠతి పుష్కలే భిన్నే తమసి చేకత్వమేక ఏవానుపశ్యతి 15 శబ్దానమపరం బ్రహ్మ తస్మిక్షిణే యదక్షరం శబ్దమాయ ఆవృతో యావత్ తావత్ తిష్ఠతి పుష్కలే భిన్నే తమసి చాయేకత్వం ఏకా ఏవ అనుపశ్యతి శబ్దార్నం అపర బ్రహ్మ తస్మిన్ క్షీణే యత్ అక్షరం అనేక నామరూపాత్మకమైన శబ్దమాయ శబ్దమయము చే దృష్టి ఆవరించబడినంతసేపు కూడా అనేకమే కనిపిస్తుంది. అఖాండాత్మ దృష్టిచే ఏకత్వమే అనిపించగలదు. చీకటి తొలగితే అంతా స్పష్టము అగుతీరుగా అజ్ఞానాంధకారము తొలగిందా ఏకత్వమే స్వానుభవము అవగలదు. శబ్దము రూపంగా విస్తరించి చెప్పబడేది స్వయం బ్రహ్మానుభవము నకు దారి మాత్రమే. అందుచేత అపరం బ్రహ్మ అనబడుతోంది. స్వానుభవముచే శబ్దరూపమంతా క్షయించగా అక్షరరూపము అగు ఆత్మానుభవము రూపుదిద్దుకోగలదు. తద్విద్వానక్షరం ధ్యాయేద్యది చేచ్ఛాంతిమాత్మన 16 ద్వే బ్రహ్మణి హి మంతవ్యే శబ్దబ్రహ్మ పరం చయత్ తత్ విద్వాన్ అక్షరం ధ్యాయేత్ యత్ ఇచ్ఛేత్ శాంతిం ఆత్మనః ద్వే బ్రహ్మణి హి మంతవ్యే శబ్దబ్రహ్మపరం చయత్. శాంతి సంపాదించుకోవాలి అని అనుకున్నవాడు ఆత్మజ్ఞానము సముపార్జించుకొని విద్వాంసుడై అక్షరమగు ఆత్మతత్వమునే ఉపాసించాలి. 1 శబ్దబ్రహ్మమును 2 స్వానుభవము మాత్రమే అయి ఉన్న పరబ్రహ్మమును రెండిటినీ మననపూర్వకంగా ఉపాసించెదరుగాక. శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి 17 గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్పర ఫలాలమివ ధాన్యార్థీ త్యజేద్ గ్రంథమశేషత 18 శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరంబ్రహ్మ అధిగచ్చతి గ్రంథం అభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞానతత్పరః ఫలాలం ఇవ ధాన్యార్థీ త్యజేత్ గ్రంథం అశేషతః. ఎవడైతే శబ్దబ్రహ్మమునందు నిష్ణాతుడై ఉంటాడో అట్టివాడు క్రమంగా పరబ్రహ్మమును పొందగలడు సిద్ధించుకోగలడు. శబ్దబ్రహ్మము సాధన పరబ్రహ్మము సిద్ధి. గ్రంథమును అభ్యసిస్తూ మేధావి అయి జ్ఞాన థియోరెటికల్ విజ్ఞాన ప్రాక్టికల్ తత్పరుడై ధాన్యం యొక్క పొట్టు వదలి బియ్యమును తీసుకును విధముగా గ్రంథము క్రమంగా వదలి జ్ఞాన విజ్ఞాన సంబంధమైన సారమును మాత్రమే స్వీకరించుగాక. అట్టివాడే మేధావి. గవామని కవణానాం క్షీరస్యాప్యకవణత క్షీరవత్పశ్యతి జ్ఞానీ లింగినస్తు గవాం యథా 19 జ్ఞాననేత్రం సమాధాయ స మహత్పరమం పదం. గవాం అనేక వర్ణానాం క్షీరస్య అపి ఏకవర్ణత క్షీరవత్ పశ్యతి జ్ఞానం లింగినస్తు గవాం యథా జ్ఞాననేత్రం సమాధాయ సమహత్ పరమం పదమే. అనేక రంగులు గల ఆవులు ఉండవచ్చుగాక. అవి ఇచ్చే పాలు మొత్తం తెలుపు రంగులో ఉంటాయి. అనేక శాస్త్రములు గురువులు ప్రసాదిస్తున్న జ్ఞానసారము ఏకమగు ఆత్మజ్ఞానమే. జ్ఞాననేత్రంతో అవన్నీ దర్శించి స్వీకరించుచు ఆ మహత్ ఆత్మపదమును సిద్ధించుకోవాలి. నిష్కలం నిశ్చలం శాంతం బ్రహ్మాహమితి సంస్మరేత్. 20. ఇత్యేకం పరబ్రహ్మరూపం సర్వభూతాధివాసం తురియం జానితే సోక్షరే పరమే వ్యోమన్యధివసతి. నిష్కళం నిశ్చలం శాంతం బ్రహ్మ అహం ఇతి సంస్మరేత్ ఇతి. ఇతి ఏకం పరంబ్రహ్మ రూపం సర్వభూతాధివాసం తురియం జానితే సో అక్షరే పరమే వ్యోమన్ అధివసతి. నిష్కళంకము నిశ్చలము పరమశాంతము అగు బ్రహ్మమే నేను అనియే సంస్మరిస్తూ ఉండాలి, స్ఫురణ కలిగి ఉండాలి. అట్టి పరంబ్రహ్మము సర్వజీవుల అంతరమున నివాసము కలిగి ఉన్నది. అట్టి తురియమును ఎవడు తెలుసుకుంటాడో అట్టివాడు సర్వక్షరములను జయించి అక్షర పరమాకాశమును స్వరూపముగా పొందగలరు. యా ఏతాం విద్యాం తురియాం బ్రహ్మయోని స్వరూపాం తామిహాయిషే శరణమహం ప్రపద్యే. యా ఏతాం విద్యాం తురియాం బ్రహ్మయోని స్వరూపాం తాం ఇహాయిషే శరణం అహం ప్రపద్యే. ఎవరైతే బ్రహ్మయుని స్వరూపమగు తురియమును స్పష్టముగా తెలుసుకుని ఉంటారో అట్టి మహనీయులను తురియ విద్య కొరకే నేను శరణు వేడుచున్నాను. ఆకాశాద్యనుక్రమేణ సర్వేషాం వా ఏతద్భూతానామకాశ పరాయణం సర్వాణి హవ. 4. ఆకాశాత్ అనుక్రమేణ సర్వేషాం వా ఏతద్భూతానాం ఆకాశః పరాయణం సర్వాణి హవ. ఆకాశాత్ వాయుః వాయోః అగ్నేః అగ్నేః ఆపః ఆపః పృథివీ అను అనుక్రమణమును ఉపనిషత్ వాణిచే చెప్పబడిన పాంచభౌతిక నామరూపాత్మక దృశ్యం యొక్క ఉత్పత్తి వివరణ వాక్యమును అనుసరించి ఈ సమస్త భూతజాలము జీవజాలమంతా కూడా ఆకాశము నుండే పరాయణము జనించటము బయల్వెడలటము జరుగుతోంది. ఇమాని భూతాన్యాకాశాదేవ జాయంతే ఆకాశ ఏవ లీయంతే తస్మాదేవ జాతాని జీవంతి తస్మాదాకాశజం బీజం వింద్యాత్ తదేవాకాశపీఠం స్పార్శనం పీఠం తేజపీఠమమూతపీఠం రత్నపీఠం జానీయత్ యో జానితే సోమూతత్వం చ గచ్చతి. ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ జాయంతే ఆకాశ ఏవ లీయంతే తస్మాత్ ఏవ జాతాని జీవంతి తస్మాత్ ఆకాశజం బీజం వింద్యాత్ తత్ ఏవ ఆకాశపీఠం స్పార్శనం పీఠం తేజః పీఠం అమూతపీఠం రత్నపీఠం జానీయత్ యో జానితే సో అమూతత్వం చ గచ్చతి. ఈ భూతజాలమంతా ఆకాశంలోనే జనిస్తూ తిరిగి ఆకాశమునందే లీనము పొందుచున్నది. ఆకాశమునందే జననవలీనముల మధ్య జీవిస్తున్నాయి. ఆకాశమే ఈ సమస్తమునకు బీజము అని తెలుసుకొనబడుగాక ఎరుగబడుగాక. అట్టి ఆకాశపీఠము స్పార్శనం పీఠము తేజోపీఠము అమృతపీఠము రత్నపీఠము అని ఎరుగబడుగాక. ఆ విధంగా ఎరగటంచేత అట్టివారు అమృతస్థానమునకు చేరుకొనుచున్నారు. తస్మాదేతాం తురియాం శ్రీకామరాజియాం ఏకాదశధ భిన్నమేకాక్షరం బ్రహ్మేతి యో జానితే స తురియం పదం ప్రాప్నోతి. యా ఏవం వేదేతి మహోపనిషత్ ఇతి పంచమోపనిషత్. 5. తస్మాత్ ఏతాం తురియాం శ్రీకామరాజియాం ఏకాదశధ భిన్న ఏకాక్షరం బ్రహ్మ ఇతి యో జానితే స తురియం పదం ప్రాప్నోతి. యా ఏవం వేద జాగ్రత్ స్వప్న సుషుప్తులతో సహా ఈ సమస్తము తురియ పురుషుని ఇష్ట చమత్కార ప్రదర్శనమే. అట్టి తురియగ కామరాజ్యము 11 రకములుగా పంచ ప్రాణ పంచేంద్రియ జీవాత్మ సమేతంగా భిన్న భిన్న రూపములు దాల్చుచున్నది. ఇదంతా కూడా సర్వదా ఏకము అక్షరము అగు బ్రహ్మమే అయి ఉన్నది. ఈ పరమ సత్యము ఎరిగినవాడు తురియ పదమును స్వాభావికంగానే పొందుచున్నాడు. ఇతి త్రిపుర తాపిన్యుపనిషత్ పంచమోపనిషత్. ఇతి త్రిపుర తాపిన్యుపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః.